సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 8వ అధ్యాయము 8:1 అష్టమ ప్రపాఠకః ప్రథమః ఖండః దహర విద్య అష్టమోధ్యాయః అథ యదిదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరోస్మిన్నంతరాకాశస్తస్మిన్యేదంతస్తదన్వేష్టవ్యం తద్వావ విజిజ్ఞాస్తవ్యమితి జనవరి 1, 2008 హర్యః ఓం అథ యత్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరో అస్మిన్ అంతరాకాశః తస్మిన్ యత్ అంతః తత్ అన్వేష్టవ్యం తత్వావ విజిజ్ఞాస్తవ్యం ఇతి అంతా ఓంకారానంద స్వరూపమే. శిష్యుడు గురువర్య, నమో నమః. శరీరధారులమై దృశ్యములో సంచారము చేస్తున్న మేము బ్రహ్మమును ఎట్లా వెతకాలి, ఎట్లా అన్వేషించి తెలుసుకోవాలి? గురుదేవుడు, ఓ ఆత్మానంద స్వరూపులారా, వినండి. బ్రహ్మము బ్రహ్మపురి గురించి, ఈ శరీరమే బ్రహ్మము ఉనికి కలిగియున్న బ్రహ్మపురము. అట్టి ఈ బ్రహ్మపురములో సమస్తమునకు ఉత్పత్తి స్థానమగు దహర హృదయ ఆకాశము. అట్టి దహరాకాశములో అంతర్ హృదయమగు అంతరాకాశము అనే పుష్పము. అట్టి మన యొక్క అంతరాకాశములో అంతరముగా ఉన్నదే ఏమై ఉన్నదో అద్దానికోసము అన్వేషణ చేయాలి. అదియే తెలుసుకోవలసియున్నట్టిది. తం చేద్బ్రూయుర్యదమస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరోస్మిన్నంతరాకాశ కీం తదత్ర విద్యతే యదన్వేష్టవ్యం యద్వావ విజిజ్ఞాస్తవ్యమితి స బ్రూయాత్. జనవరి 2, 2008 తం చేద్బ్రూయహయత్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరో అస్మిన్ అంతరాకాశః కిం తత్ అత్ర విద్యతే యత్ అన్వేష్టవ్యం యత్ వావ విజిజ్ఞాస్తవ్యం ఇతి స బ్రూయాత్. శిష్యుడుక్, అట్టి హృదయాకాశాంతర్గత పద్మములో గల అంతరాకాశములో ఏమి ఉన్నదో ఎట్లా తెలుస్తుంది? గురుదేవుడుక్, అట్టి బ్రహ్మపురములోని దహరాకాశములోని పుండరికము పద్మము ను శోధన చేయాలి సుమా. అందులో అంతరాకాశము ఉన్నదయ్యా. శిష్యుడుక్, అట్టి బ్రహ్మపుర హృదయాకాశపు అంతరాకాశంలో ఏది వెతుకవలసినదో, ఏది తెలుసుకోవలసినదో మాకు ఎట్లా అవగాహన కావాలి? జిజ్ఞాస కలిగి ఉండవలసినది దేని గురించి? యావాన్వా అయమాకాశస్తావానేషోంతర్హృదయ అకాశ ఉభే అస్మిందవా పృథివీ అంతరేవ సమాహితే ఉభావగ్నిశ్చ వాయుశ్చ సూర్యాచంద్రమసా ఉభౌ విద్యున్నక్షత్రాణి యచ్చ సిహాస్తి యచ్చ నాస్తి సర్వం తస్మిన్ సమాహితమితి జనవరి 3, 2008 యావాన్వా అయం ఆకాశః తావాన్ ఏషో అంతర్హృదయ ఆకాశ ఉభే అస్మిన్ ద్యావా పృథివీ అంతరేవ సమాహితే ఉభావః అగ్నిశ్చ వాయుశ్చ సూర్యాః చంద్రమస. గురుదేవుడు, బిడ్డా, ఈ ఎదురుగా కనిపిస్తున్న పంచభూతములలోని భౌతికాకాశము ఎంతగా అనంతమయ్యున్నదో అంతగానూ హృదయపద్మములోని ఆకాశము విస్తారము అనంతము అయి ఉన్నది. ఇక్కడి ఆకాశము భూమి కూడా కళ్లకు బాహ్యముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఈ రెండు కూడా అంతరాకాశమునందే సమాహితము సిచ్యుయేటెడ్ అయి ఉన్నాయి. అట్టి దహర హృదయ ఆకాశములోనే అగ్ని వాయువు సూర్యచంద్రులు ఏర్పడినవై ఉన్నారు. ఉభౌ విద్యుత్ నక్షత్రాణి యచ్చ అస్య ఇహ అస్తి యచ్చ నాస్తి సర్వం తత్ అస్మిన్ సమాహితం ఇతి. ఇక్కడి విద్యుత్ తేజోశక్తి నక్షత్రములు అభయము కూడా హృదయాకాశములోనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా హృదయ పద్మములోని అంతరాకాశములోనే స్థానము కలిగియున్నవి. అంతేకాదు, ఇక్కడ లేనివి కూడా సర్వము అట్టి అంతరాకాశములో సమాహితమై హావిన్ దెర్ ప్లెస్ ఉన్నాయి. తం చేద్బ్రూయురస్మిక్శ్చేదిదం బ్రహ్మపురే సర్వం సమాహితం సర్వాణి చ భూతాని సర్వే చ కామా యదేతజ్జరా వాప్నోతి ప్రధ్వంసతే వాక్యం తతోతి శిష్యతైతి జనవరి 4, 2008 తం చేత్ బ్రూయః అస్మిన్శ్చేత్ ఇదం బ్రహ్మపురే సర్వం సమాహితం సర్వాణి చ భూతాని సర్వే చ కామ యత్ ఏతత్ జరా వా ఆప్నోతి ప్రధ్వంసతే వా కీం తతో అతిశిష్యత ఇతి. శిష్యుని ప్రశ్న, స్వామి, ఈ ఇంద్రియములకు కనబడుచున్న సమస్తము ఈ భూత జీవ జాలము సర్వజీవుల కామనములు కోరికలు ఆశలు లక్ష్యములు బ్రహ్మపురములోనే హృదయములోపలే సమాహితమై ఉన్నాయని మాకు ఒక క్రొత్త విషయం బోధిస్తున్నారు. అట్టి భూతజాలములు వారివారి కామనములు డిజైర్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కాలక్రమేణా వృద్ధాప్యము మరణము పొందటం చూస్తున్నాము కదా. మరణము సంభవించిన తరువాత భూతజాలమంతా ఏమవుతోంది? ఇవన్నీ నశిస్తే ఆపై ఏమి శేషించి ఉంటోంది? సబ్రూయత్నాస్య జరేత జీర్యతి నవధేనాస్య హన్యత ఏతత్సత్యం బ్రహ్మపురమస్మి కామ సమాహితాః ఏష ఆత్మాపహత పాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోపిపాస సత్యకామః సత్యసంకల్పో యథా హేవేహ ప్రజా అన్వావిసంతి యథానుశాసనం యం యమంతమభికామ భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తమేవోపజీవంతి య జనవరి 5, 2008 సబ్రూయత్ నాస్య జరయ ఏతత్ జీర్యతి నవధేన అస్య హన్యత ఏతత్ సత్యం బ్రహ్మపురం అస్మిన్ కామాః సమాహిత ఏష ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యుః విశోకో విజిఘత్సో అపిపాసః సత్యకామః సత్యసంకల్పో. ఆచార్యులవారు, ఈ భౌతిక శరీరము వార్ధక్యముచే బలహీనమవ్వచ్చుగాక, కాలక్రమంగా నశించవచ్చుగాక. మనము చెప్పుకున్న హృదయాకాశాంతర్గత పద్మములోని అంతరాకాశ స్వరూపమగు ఆత్మవార్ధక్యము పొందదు, వధింపబడదు, మరణించదు. కామ సమాహితమగు బ్రహ్మపురము సత్యము. సర్వకామములు అట్టి బ్రహ్మస్వప్రకాశమునందు ఏర్పడినవై ఉంటాయి. అట్టి బ్రహ్మమును పాపదోషములు స్పృశించవు. అది కాంతివలే నిత్య నిర్మలము. దానిని జర మృత్యువు శోకము దాహము మొదలైనవి తాకలేవు. అది సత్యకామము. ఆత్మ ఏది కోరుకొంటుందో అది సత్యమగుచున్నది. సత్యసంకల్పము, ఆత్మ ఏది సంకల్పిస్తే అది సత్యము ఏర్పడినదై ఉండగలదు. యథా హి ఏవ ఇహ ప్రజ అన్వావిసంతి యథా అనుశాసనం యం యమంతం అభికామా భవంతి యం జనపదం యం క్షేత్రభాగం తం తం ఏవ ఉపజీవంతి. రాజుగారి ఆజ్ఞను అనుసరించే ఏ విధంగా ప్రజలు అనువర్తిస్తూ ఉంటారో, రాజుగారు కోరుకునే విధంగా ఆయా స్థానములలో ఉంటారో, రాజాజ్ఞననుసరించే జనపదములు క్షేత్రభాగములు ఏర్పడి ఉంటాయో, అట్లాగే హృదయాంతర్గతంగా చైతన్యమై వెలుగొందుచున్న ఆత్మ యొక్క సంకల్పానుసారంగా ఆజ్ఞానుసారంగా సంకల్పములు భావములు కామనలు దేహముల వ్యవహారములు సంప్రవర్తితమై ఉంటున్నాయి. ఆత్మయే సమస్తమును ఉపజీవింపజేస్తోంది. తద్యథేహ కర్మజితో లోకః క్షీయత ఏవమేవామృత్ర పుణ్యజితో లోకః క్షీయతే తద్య ఇహాత్మానమను విద్య వ్రజంత్యేతాక్ష సత్యాన్ కామాంస్తేషాత్ సర్వేషు లోకేష్వ కామచారో భవత్యథయ ఇహాత్మానమని ఉద్య వ్రజంత్యేతక్ష సత్యాన్ కామాంస్తేషాక్ సర్వేషు లోకేషు కామచారో భవతి. జనవరి 6, 2008 ఇతి ప్రథమః ఖండః. 6. తత్యథా ఇహ కర్మజితో లోకః క్షీయత ఏవం ఏవ అముత్ర పుణ్యజితో లోకః క్షీయతే. శిష్యుడు, ఏ కర్మల ఫలముగా మాకు ఆత్మజయము మోక్షము ఈ లోకముల నుండి బంధవిముక్తి లభించగలదు? గురుదేవులవారు, కర్మలచేతనే ఇహలోకము పొందబడుతోంది. కర్మల ఫలములు క్షీణిస్తూ ఉండగా ఇహలోకము ఆ కర్త పట్ల క్షీణము పొందగలదు. అట్లాగే పుణ్యఫలముచేత లభించే పుణ్య స్వర్గాది సుఖలోములు కర్మఫలములు ఖర్చు అగుచుండగా అవి క్షీణిస్తూ ఉంటాయి. తత్య ఇహ ఆత్మానం అననువిద్య వ్రజంతి ఏతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. ఎవ్వరైతే ఇక్కడనే తత్ ఆత్మవిద్య గురించిన మననముచే ఆత్మస్వరూపము గురించి సునిశ్చితులు కారో అట్టివారు సత్యకాములు కాలేరు. అట్టివారు ఆయా లోకములలో యథేచ్ఛానుసారంగా పొందరు. వారు కర్మవశులై పుణ్యపాపాల్లోకములలో తిరుగాడుతూనే ఉండవలసి వస్తోంది. అథయైహ ఆత్మానం అనువిద్య వ్రజంతి ఏతాంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఎవ్వరైతే ఆత్మతత్వమును ఆత్మ యొక్క ఔన్నత్యమును మనన విద్యచే తెలుసుకుంటారో వారు సత్యకాములవుతారు. వారు ఇచ్ఛానుసారంగా కోరుకున్నది పొందగలరు. వారు సర్వలోకములలో తమ ఇష్ట సంకల్పములను అనుసరించి పొందగలుగు సామర్థ్యము పొందుచు కామచారులు వాండరర్స్ ఆస్ దేవీస్ అగుచున్నారు. స్వాతంత్రులవుతారు. ఇది ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే ప్రథమ ఖండ 8-2. అష్టమ ప్రపాఠక ద్వితీయ ఖండ ఇచ్ఛానుసారం లోక ప్రాప్తి సయది పితృలోక కామో భవతి సంకల్పాదేవాస్య పితర సముత్తిష్ఠంతి తేన పితృలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 1, 2008. 1. సయది పితృలోక కామో భవతి సంకల్పాత్ ఏవ అస్య పితర సముత్తిష్ఠంతి తేన పితృలోకేన సంపన్నో మహ్యతే. ఆత్మజ్ఞానము, ఆత్మదృష్టి, ఆత్మీయవాహం భావన సిద్ధించుకున్నవాడు అతడు పితృలోకము కోరుకొంటే సంకల్పమాత్రంగానే పితృగణములో ప్రవేశించి పితరుల మధ్య సముత్తిష్ఠత బ్లోసమింగ్ పొందగలడు. పితృలోకములో సుసంపన్నుడై గౌరవించబడగలడు, పూజనీయుడు కాగలడు. ఉత్పత్తికి కారణముగుచున్నవారు పితరులు. అథయది మాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య మాతరః సముత్తిష్ఠంతి తేన మాతృలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 2, 2008. 2. అథయది మాతృలోక కామో భవతి సంకల్పాత్ ఏవ అస్య మాతరః సముత్తిష్ఠంతి తేన మాతృలోకేన సంపన్నో మహ్యతే. ఆతడు ఆత్మవంతుడు, మాతృలోకము కోరుకొంటే సంకల్పముచేతనే కర్మల యొక్క ఆవశ్యకత లేకుండానే మాతృగణము మధ్య ఉపస్థితుడు కాగలడు. మాతృలోక ప్రాప్తి సంపన్నుడై పూజింపబడగలడు. ఆతని ప్రవేశముచే మాతృలోకము సుసంపన్నమై ప్రకాశించగలదు. అథయది భ్రాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య భ్రాతరః సముత్తిష్ఠంతి తేన భ్రాతృలోకేన సంపన్నో మహ్యతే. 8.2.3. 3. అథయది భ్రాతృలోకకామో భవతి సంకల్పాత్ ఏవ అస్య భ్రాతరః సముత్తిష్ఠంతి తేన భ్రాతృలోకేన సంపన్నో మహ్యతే. భ్రాతృలోకం కోరుకుంటే భ్రాతృలోకంలో సంకల్పముచేతనే ప్రవేశించి ఆసీనుడు కాగలడు. ఆతడు ప్రవేశము పొంది భ్రాతృలోకంలో సుసంపన్నుడై కీర్తించబడగలడు. అథయది స్వసృలోకకామో భవతి సంకల్పాదేవాస్య స్వసారః సముత్తిష్ఠంతి తేన స్వసృలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 4, 2008. 4. అథయది స్వసృలోక కామో భవతి సంకల్పాత్ ఏవ అస్య స్వసారః సముత్తిష్ఠంతి తేన స్వసృలోకేన సంపన్నో మహ్యతే. ఆతడు స్వసృ అక్కచెల్లెళ్ళ లోకము కోరుకునువాడైతే ఆతడు సంకల్పించినంత మాత్రంచేత సహోదరిమణులు ఆతడు ఉన్నచోట ఉపస్థితులు కాగలరు. సోదరిలోకము, భగనిలోకము చేసుసంపన్నుడే ఆతడు మహిమాన్వితుడు అగుచున్నాడు. అథయది సఖిలోకకామో భవతి సంకల్పాదేవాస్య సఖాయః సముత్తిష్ఠంతి తేన సఖిలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 5, 2008. 5. అథయది సఖిలోకకామో భవతి సంకల్పాత్ ఏవ అస్య సఖాయః సముత్తిష్ఠంతి తేన సఖిలోకేన సంపన్నో మహ్యతే. సఖీలోకము కావాలని కోరుకుంటే సంకల్పంచేతనే సఖిలోకవాసులు ఆతని వద్దకు రాగలరు, ఆతనిని సమీపించి ఆసీనులు కాగలరు. ఆతడు సఖీలోకముచే మహిమ పొందగలడు. అథయది గంధమాల్యలోకకామో భవతి సంకల్పాదేవాస్య గంధమాల్యే సముత్తిష్ఠతస్తేన గంధమాల్యలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 6, 2008. 6. అథయది గంధమాల్యలోకకామో భవతి సంకల్పాత్ ఏవ అస్య గంధమాల్యే సముత్తిష్ఠతః తేన గంధమాల్యలోకేన సంపన్నో మహ్యతే. ఆతడు గంధమాల్య లోకము ఇచ్ఛరిస్తే సంకల్పించినంత మాత్రంచేత గంధర్వలోకమువారు ఆయన వద్దకు వచ్చి కూర్చుంటారు. గంధర్వలోకవాసులతో సుసంపన్నుడై మహిమాన్వితుడవగలడు. అథయద్యన్నపానలోకకామో భవతి సంకల్పాదేవాస్యన్నపానే సముత్తిష్ఠతస్తేనాన్నపానలోకేన సంపన్నో మహ్యతే ఫిబ్రవరి 7, 2008. 7. అథయది అన్నపానలోకకామో భవతి సంకల్పాత్ ఏవ అస్య అన్నపానే సముత్తిష్ఠతః తేన అన్నపానలోకేన సంపన్నో మహ్యతే. ఆతడు అన్నపాన లోక విశేషాలు కావాలనుకుంటే సంకల్పం చేతనే అన్నపానములు ఆయన వద్దకు చేరగలవు. అన్నపానములచే సంపన్నుడై శ్రీపూజ్యుడు కాగలడు. అథయది గీతవాదిత్రలోకకామో భవతి సంకల్పాదేవాస్య గీతవాదిత్రే సముత్తిష్ఠతస్తేన గీతవాదిత్రలోకేన సంపన్నో మహ్యతే. ఫిబ్రవరి 8, 2008. 8 అథయది గీతవాదిత్రల్లోక కామో భవతి సంకల్పాత్ ఏవ అస్య గీతవాదిత్రే సముత్తిష్ఠతః తేన గీతవాదిత్రలోకేన సంపన్నో మహ్యతే. అతడు గీతవాద్యములు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కోరుకుంటే సంకల్పముచే గీతవాద్యములు అతని సమక్షమును చేరగలవు. గీతవాద్యములచే సుసంపన్నుడై పూజనీయుడు కాగలడు. అథయది స్త్రీలోకకామో భవతి సంకల్పాదేవాస్య స్త్రియః సముత్తిష్ఠంతి తేన స్త్రీలోకేన సంపన్నో మహ్యతే. ఫిబ్రవరి 9, 2008. 9 అథయది స్త్రీలోకకామో భవతి సంకల్పాత్ ఏవ అస్య స్త్రియః సముత్తిష్ఠంతి తేన స్త్రీలోకేన సంపన్నో మహ్యతే. స్త్రీలోకము కోరుకుంటే సంకల్పమాత్రంచేత స్త్రీలు ఆతని వద్ద ఆసీనులు కాగలరు. అటు స్త్రీ లోకవాసులచే సుసంపన్నుడై గౌరవనీయుడు అగుచున్నాడు. యం యమంతమభికామో భవతి యం కామం కామేతే సోస్య సంకల్పాదేవ సముత్తిష్ఠతి తేన సంపన్నో మహ్యతే. ఫిబ్రవరి 8, 2010. ఇతి ద్వితీయః ఖండః. 10 యం యం అంతం అభికామో భవతి యం కామం కామేతే సో అస్య సంకల్పాత్ ఏవ సముత్తిష్ఠతి తేన సంపన్నో మహ్యతే. ఈ సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించుచు ఉపాసించుచు విజ్ఞేయుడైనవాడు దేనిదేనికి ఆవలా ఆతడు ఇచ్ఛగిస్తాడో ఏదేది కోరుకొంటాడో అవన్నీ ఆతడు సంకల్పించినంత మాత్రంచేత పొందగలడు. ఆతనిని అవి సమీపించగలవు. వాటితో సుసంపన్నుడై మహిమాన్వితుడై ఉండగలడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయ 2, 3. అష్టమ ప్రపాఠకః 3వ ఖండః సత్యమును ఆవరించియున్న అసత్యమును వివేకముతో దర్శించుట. తాయిమే సత్యాః కామా అనుతాపిధానాస్తే షాక్ సత్యానాం సతామనృతమపిధానం యో యో హ్యస్యతః ప్రైతి న తమిహ. దర్శనాయ లభతే. మార్చి 1, 2008. 1 తాయిమ సత్యాః కామ అనుతాపిధానాః తేషాం సత్యానాం సతాం అనృతం అపిధానం యో యో హి అస్య ఏతః ప్రైతి న తం ఇహ దర్శనాయ లభతే. కింతు తత్ ప్రియం సంబంధం నతు సత్యం. గురువరేణ్యుడు ఆత్మస్వరూపులగు ప్రియ అధ్యయనులారా, సత్యకామములు ఇక్కడ అనృతము అసత్యము చే కప్పబడి ఉంటున్నాయి. సత్యము సర్వదా సత్యమే అయి ఉండికూడా అనృతము అసత్యము అసత్యమే అయి ఉండికూడా సత్యమును అసత్యము కప్పి ఉంచుతోంది. ఎంతటి చమత్కారం! లోక సంబంధమైన భావ అనుభూతి ఆవేశములు మొదలైనవి చేస్తున్నదేమిటి? లేనిది వచ్చి ఉన్నదానిని కప్పి ఉంచటం. ఇందుకు ఒక దృష్టాంతం చెప్పుకుందాము. ఈ జీవునికి తల్లి తండ్రి సోదరులు భార్య పిల్లలు స్నేహితులు ఇటువంటి ఆయా తదితరులతో అనేక ప్రియ సంబంధములు ఏర్పడినవై ఉంటున్నాయి. అయితే అతనికి అత్యంత ప్రియమైన బంధువు మరణించిన తరువాత అతడు మరల కనిపిస్తున్నాడా? లేదు. అనగా ఈ కనబడేవి అశాశ్వత కల్పిత సంబంధములే కదా. అథయే చాసేహ జీవా ఏ చ ప్రేతాయచ్చాన్యదిచ్ఛన్న లభతే సర్వం తదత్ర గత్వా విందతేత్ర హ్యస్యతే సత్యాః కామా అనృతాపిధానాస్తద్యథాపి హిరణ్యనిధిం నిహితమక్షేత్రజ్ఞ ఉపరిపరి సంచరంతో న విందేరవమేవేమా సర్వాః ప్రజా అహర్హర్గచ్చంత్య ఏతం బ్రహ్మలోకం న విందంత్యనుతేన హి ప్రత్యుఢాః. మార్చి 2, 2008. 2 అథయే చ అస్య ఇహ జీవా ఏ చ ప్రేత యచ్చ అన్యత్ ఇచ్ఛన్ న లభతే సర్వం తత్ అత్ర గత్వా విందతే. ఈ జీవుడు జాగ్రత్తలో జీవించిన నాటి నుండి మరణించే వరకు అనేక ఇచ్ఛలు ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండి అవన్నీ నెరవేరక అయ్యో పిల్లలు నా మాట వినరు కదా, ఈ బంధువులు నేను అనుకున్నట్లు ఉండరు అని తలుస్తూ ఏదీ ఇచ్ఛానుసారంగా ఉండక దుహఖితుడు అగుచున్నాడు. ఆతడే గాఢనిద్రలోకి జారుకున్నప్పుడో ఆ అసంతృప్తులు ఉండక నిద్రపోయి రాత్రి హాయిగా నిద్రపోయాను కదా అని అనుభవము పొందుచున్నాడు. నిద్రపోయినప్పుడు అన్నీ మరిచి నిద్రలో ఆనందంగా ఎట్లా ఉండటం జరుగుతోంది? అత్ర హి అస్య ఏతే సత్యాః కామాః అనూతాపిధానాః ఎందుకంటే ఆతని సత్యకామము, ఆత్మపట్ల అనుభవము జాగ్రత్తలో అసంఖ్యాకమైన విషయములచే కప్పబడి ఉంటోంది కాబట్టే. తత్యథా అపి హిరణ్యనిధి నిహితం అక్షేత్రజ్ఞ ఉపరి ఉపరి సంచరంతో నవ్విందేయః. అది ఏ విధంగానంటే, ఇక్కడ ఒక దృష్టాంతం చెప్పుకుందాము. ఒకడు తీర్థయాత్రలకు వెళ్ళిచూ బంగారు మూటను దొడ్లో నేలలో పాతిపెట్టాడు. కొన్నాళ్ల తరువాత తిరిగి వచ్చి ఎక్కడ పాతిపెట్టాడో తెలియక పాతిపెట్టిన చోటే నేలపై తిరుగాడుతూనే తన బంగారు నిధి నిక్షిప్తమును ఏమరచి పేదతనము యొక్క దోహకము అనుభవించటము వంటిది అది. ఏవం ఏవ ఇమాః సర్వాః ప్రజాహరహః గచ్ఛంతి యాయేతం బ్రహ్మలోకం న విందంతి అనృతేన హి ప్రత్యుఢాః. ఈ జీవుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు స్వస్వరూప బ్రహ్మము వేయించేసియున్న బ్రహ్మలోకమునకు వెళ్ళి నిర్విషయ బ్రహ్మానందమును రుచిచూచి వస్తూ ఉన్నాడు కాబట్టే నిద్రలో హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నాడు. నిద్రలేచి ఆ నిద్రలోని హాయిని ఏమరచి ఆ బ్రహ్మానుభావముపై అనూతమగులోక బంధు ఇత్యాది సంబంధములను అసత్యములైన వాటిని కప్పి ఉంచటం చేత నాకు ఆనందం లేదేమీ అని వేదన పడుచున్నాడు. ఆ దోహకములు దృశ్యము నుండి ప్రాప్తిస్తున్నాయేమో అని అనుకుంటున్నాడు. తన దగ్గర గల బ్రహ్మానందమును వదలి బంధువుల నుండి తదితరుల నుండి ఆనందం కోసం దేవులాడుచున్నాడు. సవా ఏష ఆత్మా హృది తస్యేతదేవ నిరుక్తం హృదయమితి తస్మాద్ధరుదేమహర్వా ఏవం విత్స్వర్గం లోకమితి మార్చి 3, 2008. 3 సవా ఏష ఆత్మా హృది తస్య ఏతత్ ఏవ నిరుక్తం హృదయం ఇతి తస్మాత్ హృదయం అహర్హర్వా ఏవం విత్ స్వర్గం లోకం ఏతి. ఏ పరమాత్మ కోసమై ఈ జీవుడు తచ్చాడుచున్నాడో అది సర్వదా ఆతని హృదయమునందే వేయించేసియుండి వేయికాంతులతో వెలుగొందుతోంది. హృదయము శబ్దార్థము నిరుక్తము ఎట్లా అంటే హృదయం అయం ఋత్వః పరమసత్యమగు ఆత్మ ఇక్కడే ఉన్నది పరమాత్మ హృదయమునందే విద్యమానమై ఉన్నది. నీలోనే ఆత్మ ఉన్నది మరెక్కడో కాదు. ఈ విధంగా ఆత్మగల స్థానమే హృదయము అని ఎరిగినవాడు స్వర్గలోకము బ్రహ్మము ఇప్పుడే ఇక్కడే అనునిత్యంగా పొందగలడు. అథయ ఏష సంప్రసాదోస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యత ఏష ఆత్మేతి హోవాచేతదమృతంభయమేతద్బ్రహ్మేతి తస్య హవా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి మార్చి 4, 2008. 4 అథయ ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోత్యః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యత ఏష ఆత్మైతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మేతి తస్య హవా ఏతస్య బ్రహ్మణో నామ సత్యమితి. ఎవడైతే సత్ బాహ్మీదృష్టి చే జాగ్రత్ స్వప్నములోని అసద్భావనల సంయోగముచే ఏర్పడే కాలుష్యమును పరిశుభ్రపరచుకుని ప్రసాదుడు నిర్మలుడు ప్రసన్నుడు అవుతాడో అట్టి సంప్రసాదుడు ఈ శరీర సంబంధ భావములను దాటివేసి పరంజ్యోతి స్వరూపమును సంతరించుకున్నవాడే తన యొక్క సహజ రూపమునందు సుసంపన్నుడు అగుచున్నాడు. ఈ జీవుని సహజరూపం ఆత్మ కాబట్టి జీవాత్మ అనబడుచున్నాడు. గురుదేవులు ఇంకా ఇట్లా అంటున్నారు, అట్టి ఈ జీవుని నిత్యసత్య సహజరూపము ఇప్పటికిప్పుడు స్వానుభవమవటమే అమృతము అభయం అదియే బ్రహ్మము. అట్టి బ్రహ్మమే నామాత్మకంగా సత్యము అయి ఉన్నది. తాని హవా ఏతాని త్రీణీక్షరాణి సత్యమితి తద్యత్సత్తదమృతంథా యత్తి తన్మర్త్యమథ యద్యం తేనోభే యచ్చతి యదనేనోభే యచ్చతి తస్మాద్యమహరహర్వ ఏవం విత్ స్వర్గం లోకమేతి మార్చి 5, 2008. ఇతి తృతీయః ఖండః. 5 తాని హవా ఏతాని త్రీణి అక్షరాణి సతీయం ఇతి తత్యత్సత్ తత్ అమృతం అథయత్తి తన్మత్యం అథయద్యం తేన ఉభే యచ్చతి యత్ అనేన ఉభే యచ్చతి తస్మాత్ యం అహర్హర్వ ఏవం విత్ స్వర్గం లోకం ఏతి. సత్యము అనుశబ్దము సకారముతో తకారముతో యంకారముతో కూడి త్రీణి 3 అక్షరములతో సతీయం అగుచున్నది. అందులో ససత్ తత్ అమృతము తి ఇతి ఇదం మర్త్యము యం ఏదైతే సతలను ఏకము చేయుచున్నదో ఏది పరిహములను ఏకము చేయునో అదేయం. అందుచేత రాత్రింబవళ్ళు సత్యమును అనగా పరిహములను అభేదదృష్టితో ఏకము చేసి దర్శించువాడు విస్వాభావికంగానే ఇప్పుడే ఇక్కడే స్వర్గలోకము బ్రాహ్మిస్థానము సిద్ధించుకుంటున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే తృతీయః ఖండః 8-4. అష్టమ ప్రపాఠకః 4వ ఖండః జీవితమును ఆత్మానుభవమునకు సేతువుగా దర్శించుట. అథయ ఆత్మా స సేతుర్ధృతరేషాం లోకానమ సంభేదాయ నైతం సేతుమహోరాత్రే తరతో న జరా న మృత్యుర్న శోకో న సుకృతం న దుష్కృతం సర్వే పాప్మానతో నివర్తంతే పహత పాప్మా హేష బ్రహ్మలోకః 1 April 2008. 1 అథయ ఆత్మా స సేతుః విధృతః ఏషాం లోకానాం అసంభేదాయ నైతం సేతుం అహోరాత్రే. ఈ జీవాత్మ సందర్భము పరమాత్మ సిద్ధికే సేతువులే లైక్ అ బ్రిడ్జ్ ధారణము చేయబడినట్టిది. అట్టి బ్రహ్మలోకము బ్రహ్మిస్థానము తో అహోరాత్రములు ఆత్మోపాసన తిహమును పరముతో ఏకము చేయటమే సాధన. తరతో న జరా న మృత్యః న శోకో న సుకృతం న దుష్కృతం సర్వే పాప్మానో అతో నివర్తంతే అపహత పాప్మా హి ఏష బ్రహ్మలోకః. అట్టి అనుక్షణికమగు సత్యము అమృతమత్య చెంజ్లెస్ అండ్ చెంజిన్ జోన్స్ ఆఫ్ సేఫ్ యొక్క ఆత్మసిద్ధి పొందినవారికి వార్ధక్యము ఉండదు. దానిని వారు బాహ్య వస్తువు యొక్క మార్పు చేర్పురుగా చూస్తారు. అప్పుడు మృత్యువు లేనిదే అవుతుంది. ఈ శరీరములు వారికి దుస్తులు మార్చటముతో సమానము. శోకము ఉండదు. లోకభావనలు దాటివేసి సర్వత్రా తనకు వేరుకాని ఆత్మనే చూస్తున్నవానికి ఇక దేని కొరకు శోకించాలి? సుకృత దుష్కృతాలు ఉండవు. జాగ్రత్తు స్వప్నం అసత్ మాత్రమైనప్పుడు అవెక్కడుంటాయి? సర్వపాపదృష్టులు దోషాత్ అల్పదృష్టులు తొలగిపోగా సర్వత్రా బ్రహ్మమే దర్శిస్తూ ఉంటాడు. అదియే బ్రహ్మలోకము అనబడుతోంది. తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వాంధః సన్ననంధో భవతి విద్ధః సన్నవిద్ధో భవత్యుపతాపి సన్ననుపతాపి భవతి. తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వాపి నకతమహరేవాభినిష్పద్యతే సకృద్విభాతో హేవైష బ్రహ్మలోకః 2 April 2008. 2 తస్మాద్వా ఏతం సేతుం తీర్త్వా అంధః సన్ అనంధో భవతి విద్ధః సన్నవిద్ధో భవతి ఉపతాపి సన్ అనుపతాపి భవతి. ఇహపరా జీవాత్మ పరమాత్మ ద్వంద్వముల ఏకత్వరూప సేతువు అగు సత్యమును సిద్ధించుకున్నవాడు. ఇతఃపూర్వపు అజ్ఞానాంధకారమంతా తొలగిపోయి కళ్ళు తెరచి సమస్తమును ఆత్మ లేక సత్యము అనే వెలుగులో చూస్తూ ఉన్నవాడుగుచున్నాడు. విద్ధుడు ఎడబాటు పొందుతూ కూడా ఎడబాటు మిసిన్ లేనివాడే ఉంటున్నాడు. బాధలు తాపములు పొందుతూ కూడా ఏ తాపములు బాధలు లేనివాడే ఉంటున్నాడు. సంకటములు ఉండికూడా అవేవీ లేనివాడే ఉంటున్నాడు. తస్మాత్ వా ఏతం సేతుం తీత్వా అపి నక్తం అహరేవ అభినిష్పద్యతే సకృత్ విభాతో హి ఏవ ఏష బ్రహ్మలోకః. జీవాత్మ పరమాత్మల భేదము జయించి సత్యమును ఆశ్రయించువాడు రాత్రిని కూడా పగలుతో సమానంగా ఆస్వాదించగలడు. అతడు బ్రహ్మముగా ప్రకాశిస్తూ బ్రహ్మలోకము సిద్ధించుకుంటున్నాడు. తద్య ఏవైతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణాను విందంతి తేషామేవైష బ్రహ్మలోకస్తేషాక్ సర్వేషు లోకేషు కామచారో భవతి. 3 April 2008. ఇతి చతుర్థః ఖండః. 3 తద్య ఏవ ఏతం బ్రహ్మలోకం బ్రహ్మచర్యేణ అనువిందంతి తేషాం ఏవ ఏష బ్రహ్మలోకః తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ఎవ్వరు అట్టి బ్రహ్మమునందే ఆచారము సంచారము సంసిద్ధింపజేసుకుంటారో వారు బ్రహ్మలోకవాసులే బ్రహ్మానందమును ఆస్వాదించగలరు. బ్రహ్మముగా సమస్తమును దర్శిస్తూ అమృత జీవాత్మలను వారధిచే ఏకము చేయుచుండటమే బ్రహ్మలోకము. అట్టివారు 14 లోకములలో తమ ఇష్టానుసారం స్వాతంత్రులే విహారము సిద్ధించుకొనుచున్నారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే 4వ ఖండః. 8-5. అష్టమ ప్రపాఠకః పంచమఃఖండః యజ్ఞవిధిలో బ్రహ్మచర్య ఆశయము దర్శించుట. అథ యద్యజ్ఞ ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ. హేవయో జ్ఞాతా తం విందతేథా యదిష్టమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ. హే విష్ట్వాత్మానమను విందతే. May 1, 2008. 1. అథ యత్ యజ్ఞం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ హి ఏవయో జ్ఞాతా తం విందతే. అథ యదిష్టం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ ఇష్ట్వ ఆత్మానం అనువిందతే. బ్రహ్మచర్యము అనగా బ్రహ్మము యొక్క అధ్యయనము. బ్రహ్మమునందు బ్రహ్మమై చరిస్తున్నాను అను రూపమగు బ్రహ్మవిద్య. బ్రహ్మము గురించిన అధ్యయన విద్యార్థిత్వము. యజ్ఞము నిర్వర్తించటము అనగా అది బ్రహ్మము గురించిన అభ్యాసమే. బ్రహ్మచర్యమే బ్రహ్మచర్యములో ఏ బ్రహ్మజ్ఞాన ఆనందము లభిస్తూ వస్తుందో అది ఇష్టము. యజ్ఞకర్మ సంస్కారము శాస్త్రవిహిత పూజ ఇత్యాదిగా అనబడుతోంది. ఇష్టములు బ్రహ్మచర్యమే. ఎందుచేతనంటే అట్టి బ్రహ్మచర్యము చేత ఆత్మతత్వ ప్రాప్తియే సిద్ధించగలదు. అట్లాగే యజ్ఞయాగముల ముఖ్యాశయము కూడా అదే. అథ యత్సత్రాయణమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ. హేవ సత ఆత్మనస్త్రాణం విందతేథా యన్మోనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ. హేవాత్మానమను విద్యమనుతే. May 2, 2008. 2. అథ యత్సత్రాయణం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ తద్బ్రహ్మచర్యేణ హి ఏవ సత ఆత్మనః త్రాణం విందతే. అథ యత్ మౌనం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యం ఏవ తద్బ్రహ్మచర్యేణ హి ఏవ ఆత్మానం అనువిద్యమనుతే. ఏది సత్రయాగము అని వేదములలో అభివర్ణించబడి విధివిధానంగా వేదములచే మానవాళికి ప్రసాదించబడుచున్నదో అది బ్రహ్మచర్యమే. ఎందుకంటే ఆ సందర్భంలో బ్రహ్మచర్యము చేతనే సత్రయాగము ఆ పరమాత్మతో త్రాణ లైవ్లీ పొందుచున్నాడు. ఇప్పుడిక ఏది మౌనము అని చెప్పబడుచున్నదో అది బ్రహ్మచర్యమే. ఎందుకంటే అట్టి మౌనము ఇంద్రియ విషములను అంటించుకోకుండా ఉండటము బ్రహ్మము పట్ల మనస్సును ఉంచు అను విద్య లేక విద్యార్జనయే. ఇదియే ప్రత్యాహారము కూడా. అథ యదనాశకాయనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదేశ హాత్మా న నశ్యతి యం బ్రహ్మచర్యేణాను విందతేథ యదరణ్యాయనమిత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ తదరశ్చాహావై న్యశ్చాణవో బ్రహ్మలోకే తృతీయశ్యామితో దివి తదైరం మదీయగ్ సరస్తదస్వత్థః సోమసవనస్తదపరాజిత పూర్బ్రహ్మణః ప్రభువిమితగ్ హిరణ్మయం. May 3, 2008. 3. అథ యత్ అనాశకాయనం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ తత్ ఏష హి ఆత్మాన నశ్యతి యం బ్రహ్మచర్యేణ అనువిందతే. ఆహారము స్వీకరించకుండా ఉండే ఉపవాసము అనే వ్రతము కూడా బ్రహ్మచర్యమే అని చెప్పబడుతోంది. ఏది నాశనము లేదు అని అనుకోబడుతూ భావించబడుతోందో అది కూడా బ్రహ్మచర్యమే. అదే నష్టము చెందనిది ఆకాశము బ్రహ్మ విద్య కూడా. బ్రహ్మచర్యముచే ఆత్మనాశనము లేనిది అని ఆనందించబడుచున్నది అది బ్రహ్మచర్యము వైపుగానే ఉద్దేశించబడుతోంది కదా. అథ యత్ అరణ్యాయనం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ ఏది అరణ్యాయనము వనవాసము అని సాధన కొరకై అరణ్యములో ప్రవేశించి సాధన కొనసాగించటము అది కూడా బ్రహ్మచర్యముగానే చూడబడుతోంది. తత్తత్ అర్హ చ హవై న్యహ చ ఆణవో బ్రహ్మలోకే తృతీయస్యాం ఇతో దివి తేదైరం మదియం సరస్తత్ అశ్వత్థః సోమ సవనః తత్ అపరాజితా పూహ బ్రహ్మణః ప్రభువిమితం హిరణ్మయం. బ్రహ్మలోకములో 1. అర త్వరితము విచారణ 2. న్య మననము ఆప్లికేషన్ అనే 2 సముద్రములున్నాయి. ఈ 2 బ్రహ్మలోక మార్గములు భూమి అంతరిక్షములు. ఇక 3వది ఐరము దివి దేవలోకము మదీయ సరస్సు తనకు ఉపయోగించువానికి ముదము కలిగించున్నది. ఐర మదీయం అని కూడా ఈ సరస్సుకు పేరు. అక్కడ సోమసవనము అనే అశ్వత్థ వృక్షము. ఇది అమృత వృక్షము. బ్రహ్మచర్య సాధన గలవారిచేత మాత్రమే దాటబడగలదు. అక్కడనే అపరాజితపురము. అందులో ప్రభు నిమిత్తము సువర్ణ మండపము. తద్య ఏవేతవరం చన్యం చాణవౌ బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణానువిందంతి తేషామేవైష బ్రహ్మలోకస్తేషాక్ సర్వేషు లోకేషు కామచారో భవతి. మే 4, 2008. ఇతి పంచమః ఖండః. 4. తద్య ఏవైతావరం చ న్యం చ ఆర్ణవే బ్రహ్మలోకే బ్రహ్మచర్యేణ అనువిందంతి తేషాం ఏవైష బ్రహ్మలోకః తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. బ్రహ్మచర్య దీక్షాబలం చేత మాత్రమే అట్టి అర జ్ఞాని పిలువబడే 2 సముద్రములను పొందగలరు, దాటగలరు. అట్టివారలకే బ్రహ్మలోకము సర్వత్రా బ్రహ్మముగా దర్శించు అవలోకనము ప్రవేశము లభించగలదు. అట్టివారు సర్వలోకములలో ఇచ్ఛానుసారంగా సంచారము చేయువారు అగుచున్నారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8:5-6. షష్ఠః ఖండః హృదయ నాడులలో ఆదిత్యని దాటించు నాడీ ఉపాసన. అథయా ఏతా హృదయస్య నాడ్యస్థాః పింగళస్యాని నస్తిష్ఠంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్యేత్యసౌ వా ఆదిత్యః. పింగళ ఏష శుక్ల ఏష నీల ఏష పీత ఏష లోహితః. జూన్ 1, 2008. 1. అథయా ఏతా హృదయస్య నాడ్యస్థాః పింగళస్య అనిన్నః తిష్ఠంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్య ఏతి అసౌ వా ఆదిత్యః. పింగళ ఏష శుక్ల ఏష నీల ఏష పీత ఏష లోహితః. మాంసపిండరూపమగు మానవుని హృదయము నుండి నాడులు అట్టి నాడులు పింగళ గోరోజన రంగు అనే పేరుగల వర్ణ విశేషము కలిగియుండి సూక్ష్మరసము తమయందు కలిగి ఉంటున్నాయి. ఆ నాడులు తెలుపు నీలము పచ్చని ఎరుపు రంగురసము కలిగి ఉంటున్నాయి. ఏ విధంగా అయితే పింగళవరణాడగు సూర్యునియందు పింగళ శుక్ల తెలుపు నీల పీత పచ్చ లోహిత కిరణములు బయల్వెడలుచున్నాయో ఆ విధంగా హృదయము నుండి నాడులు బయలుదేరి శరీరమంతా విస్తరించినవై ఉంటున్నాయి. తద్యథా మహాపథ ఆతత ఉభౌ గ్రామౌ గచ్చతిమం చాము చైవమేవైత ఆదిత్యస్య రస్మయ ఉభౌ లోకౌ గచ్ఛంతిమం చాము చాముష్మాదాదిత్యాత్ ప్రతాయంతే తాసు నాడీషు సృప్త అభ్యో నాడిభ్యః ప్రతాయంతే తేముష్మిన్నాదిత్యే సృప్తాః. జూన్ 2, 2008. 2. తత్యథ మహాపథ ఆతత ఉభౌ గ్రామౌ గచ్ఛతి ఇమం చ అముంచ ఏవమేవ ఏత ఆదిత్యస్య రస్మయ ఉభౌ లోకౌ గచ్ఛంతి ఇమం చ అముంచ ఆముష్మాత్ ఆదిత్యాత్ ప్రతాయంతే తాసు నాడీషు సృప్త అభ్యో నాడిభ్యః ప్రతాపయంతే తే ఆముష్మిన్ ఆదిత్యే సృప్తాః. ఒక సుదీర్ఘమైన రాజమార్గము దగ్గర దూర గ్రామాల వరకు విస్తరించినదే ఉంటుంది చూచావా. సూర్యకిరణములు క్రిందకు ఊర్ధ్వమునకు విస్తరించి ప్రసరిస్తూ ఉంటున్నాయి కదా. అట్టి కిరణములు సూర్యుని నుండి బయలుదేరి దేహములోని నాడులలో కూడా చేర్చున్నాయి. నాడులలో ప్రసరించి అటు తరువాత తిరిగి సూర్యుని వరకు విస్తరించి ఉంటున్నాయి. తద్యత్రేతత్సుప్త సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాత్యాసు తదా నాడీషు సృప్తో భవతి తం న కశ్చన పాప్మా స్పృశతి తేజసా హి తదా సంపన్నో భవతి. జూన్ 3, 2008. 3. తత్యత్ర ఏతత్సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాత్యాసు తదా నాడీషు సృప్తో భవతి తం న కశ్చన పాప్మా స్పృశతి తేజసా హి తదా సంపన్నో భవతి. ఎప్పుడైతే ఈ జీవుడు నిద్రకు అపక్రమిస్తాడో అప్పుడు ఈతడు నాడులందు ప్రవేశించి సృప్తుడు సాయిలేన్స్ అగుచున్నాడు. ఈతడు ఆ విధంగా గాఢనిద్ర పరవశుడై ఉన్నప్పుడు ఎటువంటి దృశ్య సంబంధమైన పాపదృష్టుల చేతను స్పృశించబడనివాడే ఉంటాడు. ఆత్మ తేజస్సు చేసు సంపన్నుడై ఉంటాడు. అథ యత్రేతదబలిమానం నీతో భవతి తమభిత ఆసీన ఆహుర్జానాసి మాం జానాసి మామితీస యావదస్మాత్ శరీరాదనుక్రాంతౌ భవతి తావజ్జానాతి. జూన్ 4, 2008. 4. అథయత్ర ఏతత్ అబలిమానం నీతో భవతి తం అభిత ఆసీన ఆహుహ జానాసి మాం జానాసి మాం ఇతి స యావత్ అస్మాత్ శరీరాత్ అనుత్క్రాంతో భవతి తావత్ జానాతి. ఈ జీవుడు శారీరకంగా కూడా బలహీనుడు అయినప్పుడు ఆ చుట్టూ ఉన్న దగ్గరవారు బాబూ నాన్నా తాత నన్ను గుర్తిస్తున్నావా నేను ఎవరు ఈయన ఎవరు అని అడుగుతూ ఉంటారు. దేహములో జీవుడు ఉన్నంతవరకు అతడు ఆ బంధువులను గుర్తిస్తూ ఉంటాడు. అథ యత్రేతత్స్మా శరీరాదుక్రామతద్ధేతైరేవా రశ్మిభిరుద్ధ్వమాక్రమతే సౌమితి వాహోద్వామీయతే సయావక్షిప్యేమ్మనస్తావదాదిత్యం గచ్చత్యేతద్వై ఖలు. లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధో విదుషాం. జూన్ 5, 2008. 5. అథయత్ర ఏతత్ అస్మాత్ శరీరాత్ ఉత్క్రామతి అథ ఏతైరేవ రశ్మిభ్యః ఊర్ధ్వం ఆక్రమతే సాఓం ఇతి వాహోద్వామీయతే సయావత్ క్షిప్యేత్ మనః తావత్ ఆదిత్యం గచ్చతి. ఏతత్వై ఖలు లోకద్వారం విదుషాం ప్రపదనం నిరోధో అవిదుషాం. దేహము విడిచి వెళ్ళిచూ ఉన్నప్పుడు ఈ జీవుడు శరీరము వదలి కిరణములలో ప్రవేశించి ఊర్ధ్వముగా వెళ్ళుచున్నాడు. ఓం అని పైకి పోవుచున్నాడు. అతడు మనస్సు వెళ్ళుచున్నంతవరకు ఆదిత్యునివైపు సూర్యునివైపు వెళ్ళుచున్నాడు. ఆదిత్య లోకప్రవేశమే లోకద్వారము. ఆత్మజులు ఆ ద్వారము దాటి వెళ్ళుచున్నారు. అజ్ఞానులు ఆ ద్వారము వద్ద ఆగిపోయి వెనుకకు మరలుచున్నారు. తదేశ శ్లోకః శతం చైకా చహృదేశ్య నాడ్యస్తాసాం మూర్ధానంభినిసృతైక తయోధ్వమాయన్నరు తత్వమేతి విశ్వన్నన్యా ఉత్క్రమణే భవంతి క్రమణే భవంతి. జూన్ 6, 2008. ఇతి షష్ఠః ఖండః. 6. తత్ ఏష శ్లోకః శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధానం అభినయః శ్రుతా ఏక తయోః ఊర్ధ్వం ఆయన్ అమృతత్వం ఏతి విశ్వన్ అన్యా ఉత్క్రమణే భవంతి. ఉత్క్రమణే భవంతి అట్టి దేహానంతర ప్రయాణం గురించి శాస్త్ర ప్రవచిత శ్లోకగానములు ఈ విధంగా ఉన్నాయి. హృదయము నుండి 101 నాడులు బయల్వెడలుచున్నాయి. ఈ నాడులలో జీవుడు దేహానంతరము ప్రయాణమునకు అపక్రమిస్తున్నాడు. ఆ 101 నాడులలో ఒక్క నాడి మాత్రమే శిరస్సు యొక్క ఉపరితల స్థానానికి బయల్వెడలుతోంది. అట్టి ఊర్ధ్వమునకు పోవుచున్న నాడిలో ప్రయాణము చేయు జీవుడు మూతము పరిధులను దాటి అమృతత్వము పొందుచున్నాడు. ఇక తక్కిన 100 నాడులలో ప్రయాణము చేయువాడు ఇంద్రియ విషములవైపుగా ప్రయాణిస్తూ పునర్జన్మలవైపుగా ఎక్కుబెట్టబడి వెళ్ళుచున్నాడు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయే 6వ ఖండః. 8. అష్టమ ప్రపాఠకః 7వ ఖండః. కన్నులలో చూచువాడే ఆత్మ. య ఆత్మాపహత పాప్మా విజరో విమృతిర్విశోకో విజిఘత్సోపిపాస సత్యకామః సత్యసంకల్పః సోన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్యః స సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్యస్తమాత్మానమను విద్య విజానాతీతీహ. ప్రజాపతిర్వాచ. జూలై 1, 2008. 1. య ఆత్మా అపహత పాప్మ విజరో విమృత్యః విశోకో విజిఘత్సో అపిపాసః సత్యకామః సత్యసంకల్పః సో అన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్య స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాని అస్తం ఆత్మానం అనువిద్య విజానాతి. ఇతి హ ప్రజాపతేః ఉవాచ. గురుదేవుడు ప్రజాపతి సృష్టించుచు ఈ విధమైన సృష్టి మర్యాదను కల్పించారు. సమస్త దేవతలారా, మానవులారా, ఓ సమస్త జీవులారా, ఆనందము కొరకే బాలా లీలా వినోదంగా మీ అందరూ ఆడుకోవాలనే నిమిత్తంగా క్రీడామైదానము వంటి ప్లేగ్రౌండ్ ఈ సృష్టిని గ్రహించి గమనించి ఆటలాడుకుంటూ పరస్పరము వినోదించండి. అయితే మిమ్ములను మీరు మరచిపోకండి. మీరు ఆత్మస్వరూపులని జ్ఞాపకము పెట్టుకోండి. ఆత్మ ఎటువంటిదంటే ఆత్మ పాపదోషములు అంటజాలనిది. ఆత్మకు జరామూర్త్యువులు ఉండవు. శోకరహితము, విజిఘత్సము, ఆకలి దప్పికలు లేనట్టిది. ఆత్మ ఏది కోరితే అది అట్లే సిద్ధించగలదు. సత్యకామము అందుచేతనే నా ఇష్టమును అనుసరించి సృష్టించగలుగుచున్నాను. సత్యసంకల్పము ఏది ఇట్లా సంకల్పిస్తే అది ఆ తీరుగానే అనుభవము కాగలదు. మీరు నిష్కారణంగా ఈ నా సృష్టియందు ఇది లీలా వినోదమే అయినప్పటికీ దోహఖితులు అవుతున్నారు. అందుకు ఉపాయం వినండి. ఆత్మ గురించి శ్రద్ధగా అన్వేషించండి. అదియే తెలుసుకోండి. ఆత్మ గురించి తెలుసుకున్నారా సర్వలోకాలు సర్వైచ్ఛలు సిద్ధించగలవు. అందుచేత ఆత్మ గురించి తెలుసుకొని మననం చేసి స్వానుభవంగా సిద్ధించుకోండి అని ఒక సందర్భంలో ప్రజాపతి ప్రకటించారు. తద్ధోభయే దేవాసుర అనుబుబుధిరేతే హోచుర్హంత తమాత్మానమన్వేచ్ఛామో యమాత్మానమన్విష్య సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామానితీంద్రో హైవ దేవానామభిప్రవరాజ విరోచనోసురాణాంతౌ హాసంవిధానవేవ సమిత్పాణి ప్రజాపతిసకా సమాజగ్మతు జూలై 2, 2008. రెండు తద్ధ తత్హ ఉభయే దేవ అసుర అనుబుబుధిరే తే హ ఊచుహ హంతతం ఆత్మానం అన్విచ్ఛామో యం ఆత్మానం అన్విష్య సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ ఇతి ఇంద్రోహ ఏవ దేవానాం అభిప్రవవ్రాజ విరోచనో అసురాణం తౌహ సంవిధానావేవ సమిత్పాణి ప్రజాపత్యః సకాసమాజగ్మతోః. ఆత్మజ్ఞానముచే సర్వలోకాలు ఇచ్ఛానుసారంగా సంచరించి వినోదించగలరు అను బ్రహ్మభగవానుని వాక్యములను దేవతలు రాక్షసులు మానవులలో కొందరు విన్నారు. దేవతల అసురుల వారి వారి రాజసభలలో పై బ్రహ్మదేవ ఆత్మజ్ఞాన సూచన వాక్యములు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఆత్మగురించి అన్వేషించండి, అప్పుడు సర్వలోకాలు ఇచ్ఛానుసారంగా సంచారాలు చేస్తూ వినోదించగలరు అని చెప్పిన వాక్యములు వారంతా చర్చించారు. దేవసభలో దేవతలు ఇంద్రుని, అసురసభలో అసురులు విరోచనుని, బ్రహ్మదేవుని దర్శనం చేసుకోవటానికై పంపారు. ఆత్మ గురించిన అన్వేషణ ఏ విధంగా చేయాలో తెలుసుకుని తిరిగి సభలో ప్రసంగించి తెలియజేయటానికి సభ నిర్ణయము చేశారు. అప్పుడు ఇంద్రుడు విరోచనుడు గురుసేవ చిహ్నంగా సమత్పాణులే చేతయజ్ఞ సమిధలు ధరించినవారే బ్రహ్మలోకమునకు వెళ్లి ప్రజాపతియగు బ్రహ్మదేవుని దర్శనం చేసుకున్నారు. తౌ హద్వాత్రింశతం వర్షాణి బ్రహ్మచర్యముషతుస్తౌ హ ప్రజాపతిర్వాచ కిమిచ్ఛంతావస్తమితి తౌ హోచతుర్య ఆత్మాపహత పాప్మా విజరో విమృత్యుర్విశోకో విజిఘత్సోపిపాస సత్యకామః సత్యసంకల్పః సోన్వేష్టవ్యః స విజిజ్ఞాస్తవ్య స సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్యస్తమాత్మానమనవిద్య విజానాతీతి భగవతో వచో వేదయంతే తమిచ్ఛంతావస్తమితి జూలై 3, 2008. 3 తౌ హద్వాత్రింశతం వర్షాణి బ్రహ్మచర్యం ఉషతుః తౌహ ప్రజాపతయః ఉవాచ కిం ఇచ్ఛంతావవాస్తం ఇతి తౌహ ఉచతుః య ఆత్మా అపహత పాప్మా విజరో విమృత్యుః విశోకో విజిఘత్సో అపిపాసః సత్యకామః సత్యసంకల్పః సో అన్వేష్టవ్యః స విజిజ్ఞాసితవ్య స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ యః తమ్ ఆత్మానం అనువిద్య విజానాతి ఇతి భావగతో వచో వేదయంతే తమ్ ఇచ్ఛంతావవాస్తం ఇతి. అప్పుడు ప్రజాపతి ఆ ఇంద్ర విరోచనులిద్దరికీ బ్రహ్మతత్వాన్వేషణ కొరకై 32 సంవత్సరములు బ్రహ్మచర్యము నియమించారు. ఆ ఇద్దరు బ్రహ్మలోకంలో 32 సంవత్సరాలు తపస్సు చేసి స్వామిని సమీపించారు. అప్పుడు ప్రజాపతి ఇట్లు సంభాషించసాగారు, ప్రజాపతి ఓ ఇంద్ర విరోచనులారా, ఏమి వాంఛించినవారే ఇక్కడ తపస్సు చేస్తున్నారో ఏమి కోరుకుంటున్నారో అడగండి. ఇంద్ర విరోచనులు, ఏ ఆత్మస్వరూపమునకైతే ఎట్టి పాపదోషములు అంటజాలవో జరా మృత్యువులు ఏమాత్రము ఉండజాలవో శోకరహితమో ఆకలి దప్పికలు ఉండవో తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా సత్యము కాగలదో ఏది ఇట్లా సంకల్పిస్తే అది ఆ తీరుగానే సత్యము కాగలదో అట్టి ఆత్మనే అన్వేషించాలి, బాగుగా తెలుసుకోవాలి. అట్టి ఆత్మగురించి ఎరుగుటచే సర్వకామములు డేజాయర్స్ తీరగలవు అని మీ వచనములు మేమంతా విన్నాము. అట్టి ఆత్మ యొక్క అన్వేషణ గురించిన ఇచ్ఛతో మీ దర్శనం చేసుకుని మీ ఆజ్ఞానుసారం 32 సంవత్సరములుగా ముని వేషధారులమై తపస్సు చేసి వచ్చాము, దయతో అనుగ్రహించండి. తౌహ ప్రజాపతిర్వాచ యయేషోక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హోవాచేతదము తంభయమేతద్బ్రహ్మేత్యథాయోయం భగవోక్సు పరిఖ్యాయతే యశ్చయమాదర్శే కథమ ఏష ఇకేషౌ ఏవషు సర్వేష్వంతేషు పరిఖ్యాయత ఇతి హోవాచ జూలై 4, 2008. ఇతి సప్తమః ఖండః. 4 తౌహ ప్రజాపతయః ఉవాచ యయేషో అక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మేతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మ ఇతి. అథయో అయం భగవో అప్సు పరిఖ్యాయతే యశ్చ అయం ఆదర్శే కతమ ఏష ఇత్యేష ఏవ ఏషు సర్వేషు అంతేషు పరిఖ్యాయత ఇతి హోవాచ. ప్రజాపతి సృష్టికర్త బ్రహ్మ భగవానుడు, బిడ్డలారా, చెప్పుచున్నాను, వినండి. ఈ కళ్లలో ఎవ్వరైతే వేంచేసింది సమస్తము చూస్తూ ఉన్నారో, సమస్తమునకు కేవల ద్రష్టయో అట్టి దృక్పురుషుడే పరమాత్మ. ఆయనయే అమృతము అభయము అగు బ్రహ్మము. ఇంద్ర విరోచనులు ఒకటి నీటిలోనూ, రెండు అద్దములోనూ ఏ పురుషుడు ప్రతిబింబితులే కనిపిస్తున్నాడో వీరిలో ఆత్మపురుషుడు ఎవరు? ప్రజాపతి ఆత్మభగవానుడే. ఇదంతా సమస్తమునకు ఆవలగాను ఈవలగా కూడా. ఎవ్వరు కనిపిస్తూ ఉన్నారో అతడే ఆత్మపురుషుడు. సమస్తమునకు ఆవలగా పరిచయతము ప్రొక్లంద్ అగుచున్నది ఆ అక్షిణీ పురుషుడే. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే సప్తమః ఖండః 8-8 అష్టమ ప్రపాఠకః అష్టమః ఖండః. ఇంద్ర విరోచనులు నీటిపాత్రలో తమ ప్రతిబింబములు చూసి ఆత్మ అనుకొనుట. ఉదసరవ ఆత్మానమవేక్ష్యేదాత్మనో నవిజానితస్తన్మే ప్రభృతమితి తౌ హోదసరావే వేక్షాంచక్రాతే తౌ హ. ప్రజాపతిర్వాచ కిం పశ్యథ ఇతి తౌ హోచతః సర్వమేవేదమావాం భగవ ఆత్మానం పశ్యావ ఆలోమభ్యః నఖేభ్యః ప్రతిరూపమితి. ఆగస్ట్ 1, 2008 ఒకటి. ఉదసరావ ఆత్మానం అవేక్ష్య యత్ ఆత్మనో నవిజానితః తన్మే ప్రభృతం ఇతి. తౌహ ఉదసరావే అవేక్షాం చక్రాతే. తౌహ ప్రజాపతయః ఉవాచ కిం పశ్యథ ఇతి. తౌహ ఊచుతః సర్వం ఏవేదం అవాం భగవ ఆత్మానం పశ్యావ ఆలోమభ్యః ఆ నఖేభ్యః ప్రతిరూపం ఇతి. ప్రజాపతి, ఓ ఇంద్ర విరోచన బిడ్డలారా, మీరిద్దరూ కలిసి ఒక పెద్ద ఉదసరావమును, మూకుడు వంటి పెద్ద పాత్రను తీసుకురండి. అందులో నిండుగా నీళ్లు పోయండి. మీ రూపములు ఆ నీళ్లలో ప్రతిబింబిస్తాయి కదా, చూడండి. ఆ తరువాత నా దగ్గరకు రండి. మీరు ఆత్మ గురించి ఇంకా ఏమి తెలుసుకోలేకపోయారో అది నన్ను అడగవచ్చు. ఆ ఇంద్రవిరోచనులు ఇద్దరూ ఆ విధంగానే నీళ్లల్లో ప్రతిబింబము చూచుకుని తిరిగి వచ్చారు. ప్రజాపతి, బిడ్డా, మీకు ఏమి కనబడింది? ఏమీ అర్థమైనది? ఇంద్రవిరోచనులు, భగవన్, మేము అంతా చూచాము. జలములో నఖశిఖ పర్యంతము మామా పూర్ణ ప్రతిబింబాన్ని చూచాము. బయట ఎట్లా ఉన్నామో ఆత్మ ప్రతిబింబముగా జలంలో అట్లాగే కనిపించాము. తౌహ ప్రజాపతిర్వాచ సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వోదసరావే వేక్ష్యేథామితి. తౌహ సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వోదసరావే వేక్షాంచక్రాతే తౌహ ప్రజాపతిర్వాచ కిం పశ్యథ ఇతి. ఆగస్ట్ 2, 2008 తౌహ ప్రజాపత్యః ఉవాచ సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదసరావే అవేక్ష్యేథామ ఇతి. తౌహ సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వా ఉదసరావే అవేక్షాంచక్రాతే. ప్రజాపతి, మంచిది, సంతోషము. ఇప్పుడు మీ మునివేషధారణ సంబంధమైన గడ్డము మొదలైన ఇవన్నీ తొలగించండి. క్షురకర్మ చేయించుకొని మామూలు వస్త్రములు ధరించి మీరు మీ అంతఃపురములో ఉండే విధంగా సామలంకృతులవండి. సువసనులై రాజవస్త్రలంకరణలతో రండి. ఇంద్రవిరోచనులు, స్వామి, భగవన్ మీరు ఆజ్ఞాపించిన తీరుగానే క్షురకర్మ మొదలైనవి చేయించి రాజవస్త్రములు మొదలైనవి ధరించి తపోవనమునకు వెళ్లక ముందువలే చక్రవర్తి అలంకారములతో వచ్చాము. ప్రజాపతి, వచ్చారా? ఇప్పుడు మీరు మరలా ఉదసరావ పాత్ర, పెద్ద బాణవంటి పాత్ర లో గల జలములో మీ రూపములు చూచుకోండి. ఇంద్రవిరోచనులు, పితామహ, అట్లాగే చూచుకుంటున్నాము. ఇప్పుడు ఏమీ మీ అనుజ్ఞ? తౌహ ప్రజాపతయః ఉవాచ కిం పశ్యథ ఇతి. ప్రజాపతి, జలములో ఏమి కనిపించింది? తౌ హోచతుర్యథేవిదమావాం భగవః సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ స్వ ఏవమేవేమౌ భగవః సాధలంకృతౌ సువసనౌ పరిష్కృతావిత్యేష ఆత్మేతి హోవాచేతదము తంభయమేతద్బ్రహ్మేతి తౌహ శాంతహృదయౌ ప్రవవ్రజతః ఆగస్ట్ 3, 2008 మూడు తౌహ ఊచతః యథ ఏవ ఇదం ఆవాం భగవః సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ స్వ ఏవం యవేమౌ భగవః సాధ్వలంకృతౌ సువసనౌ ప్రరిష్కృతావిత్యేష ఆత్మేతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మేతి తౌహ శాంత హృదయౌ ప్రవవ్రజతః ఇంద్రవిరోచనులు ఏ విధంగా మేము అంతఃపురములో ఉత్తమ వస్త్రములు ధరించి సాలంకృతులమై సువాసన గుడ్ లివిన్ పరిష్కృతులము మోడిఫైడ్ అయి బయట ఉన్నట్లే జలములో ప్రతిబింబిస్తూ నఖ శిఖ పర్యంతం మేమే కనిపించాము. ప్రజాపతి బయట మునుల రూపము కలిగియున్నప్పుడు నీటిలో నఖశిఖ పర్యంతరం ఆ రూపములుగానే ప్రతిబింబిస్తూ కనిపించారు కదా. బయటలోపల అదియే లేక అతడే అమృతము అభయము బ్రహ్మము? అప్పుడు ఆ ఇద్దరు బయట ఏదై ఉన్నదో అదే జలమునందువలనే ఈ దృశ్యమునందు కూడా యథాతథంగా ప్రతిబింబిస్తున్నదే ఆత్మ అని అనుకున్నారు కాబోలు. ఇద్దరూ అర్థమైనదనే భావనతో శాంతచిత్తులై వారివారి నివాసములకు వెళ్ళిపోయారు. తౌ హాన్విక్ష్య ప్రజాపతిర్వాచానుపల్భ్యాత్మానమనను విద్య వ్రజతో యతర ఏతదుపనిషదో భవిష్యంతి దేవావాసురావాతే పరాభవిష్యంతీతి సహా శాంతహృదయ ఏవ విరోచనోసురాంజగామ తేభ్యో హైతాముపనిషదం ప్రోవాచాత్మైవేహ మహయ్య ఆత్మా పరిచర్య ఆత్మానమేవేహ మహయన్నాత్మానం పరిచరన్ను భౌలోకావవాప్నోతీమం చాముం చేతి ఆగస్ట్ 4, 2008 4 తౌహాన్వీక్ష్య ప్రజాపతః ఉవాచ అనుపలభ్యం ఆత్మానం అనువిద్య వ్రజతో యతర ఏతత్ ఉపనిషదో భవిష్యంతి దేవా వా అసురావా తే పరా భవిష్యంతి ఇతి. వారిద్దరూ ఆ విధంగా మాకు ఆత్మగురించి అర్థమైనది అని తలచుచూ శాంతహృదయులై సంతోషించి తిరిగి వెళ్ళుచుండగా అది చూచి ప్రజాపతి ఈ విధంగా అనుకున్నారు. ప్రజాపతి ఆత్మగురించిన విద్యను సరిగ్గా అర్థం పొందకుండానే అర్థమయింది అని వెళ్ళిపోతున్నారే. ఎవ్వరైతే ఇప్పుడు నేను చెప్పినదే ఆత్మ అనుకుని సంపూర్ణమైన ఆత్మసాక్షాత్కారము పొందకయే అధ్యయనమును విరమిస్తారో అవారు దేవతలైనా అసురులైనా పరాభవము ఇక్కడ ఉన్నదే పరస్వరూపము అనే ఓటమీ పొందక తప్పదు కదా. సహశాంతహృదయ ఏవ విరోచనో అసురాన్ జగామ తేభ్యో హి ఏతాం ఉపనిషదం ప్రోవాచ ఆత్మైవ ఇహ మహయ్య ఆత్మా పరిచర్య ఆత్మానం ఏవ ఇహ మహయన్ ఆత్మానం పరిచరన్ ఉభౌ లోకౌ అవాప్నోతి ఇమం చ అముం చ ఇతి. అప్పుడు విరోచనుడు తన సహచరులైనట్టి ఇతర అసురులను కలిశారు. వారికి ఆత్మతత్వము గురించి తాను నేర్చుకున్నది ఈ రీతిగా బ్రహ్మదేవుని బోధగా చెప్పారు. నా యొక్క ఇహల్లో కనిపిస్తున్న రూపమే ఆత్మ. ఆత్మ అనగా ఛాయ మాత్రమే. ఛాయాత్మనే పూజించాలి, సేవించాలి. అట్టి ఛాయాత్మను సేవిస్తే మనము ఇహపరములు ఉత్తమముగా పొందగలము. ఇక్కడి ప్రయత్నములే మనకు ముఖ్యము. తస్మాదప్యేహాదానమశ్రద్ధానమైజమానమాహురాసురో బతేత్యసురాణాఘేషోపనిషత్ప్రేతస్య శరీరం భిక్షయ వసనేనాలంకారేణేతి సంస్కూర్వంతేతేన హ్యమం లోకం జేష్యంతో మన్యంతే ఆగస్ట్ 5, 2008 ఇతి అష్టమః ఖండః 5 తస్మాత్ అపి అద్య ఇహ అదదానం అశ్రద్ధదానం ఐజమానం ఆహోహ ఆసురో బతేతి. అసురాణాం హి ఏష ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయ వసనేన అలంకారేణ ఇతి సంస్కూర్వంతి ఇతి. ఏన హి అముల్లోకం జేష్యంతో మన్యంతే అందుచేతనే ఈ లోకంలో త్యాగభావములు లేనివాడు దానము చేయాలని అనుకోనివాడు దానము చేయుటయందు అశ్రద్ధ కలవాడు యజనము చేయనివాడు ఇతడు రాక్షసుడురా అని జనులు చెప్పుకుంటూ ఉంటారు. అసురులకు ఈ శరీరమే జీవాత్మయే సత్యం అనునదే ఉపనిషత్తు. ప్రేత శరీరమునకు ఇతడు ఆ తరువాత కూడా ఆహార పదార్థములు సంపదలు కోరుకుంటాడు అని తలచి చనిపోయినవాని శరీరమును గంధ పుష్ప అన్నాదులు ప్రక్కన ఉంచుతారు, అలంకారాలతో సంస్కరిస్తారు. వాటి ద్వారా ఆ మరణించినవాడు ఆముష్మిక పర లోకము పొందగలడని విశ్వసిస్తారు. ఇది ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే అష్టమఖండ 8-9. అష్టమ ప్రపాఠక నవమఖండ. నీటిలో ప్రతిబింబించు తన రూపమే ఆత్మయ. అథ హేంద్రోప్రాప్యేవ దేవాని తద్భయం దదర్శ యథైవ ఖల్వేమస్మిన్ శరీరే సాధలంకృతే సాధలంకృతో భవతి సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత ఏవమేవాయమస్మిన్ అంధేంధో భవతి శ్రామే శ్రామః పరివృప్నే పరివృప్నోస్యేవ శరీరస్య నాశమన్వేష నశ్యతి నాహమత్ర భోగ్యం పశ్యామితి. సెప్టెంబర్ 1, 2008. 1. అథః ఇంద్రో అప్రాప్యే ఏవ దేవాన్ ఏతత్ భయం దదర్శ. దేవతల నాయకుడగు ఇంద్రుడు ఏది జలములో ప్రతిబింబిస్తూ ఉన్నదో అదియే ఆత్మ అనునది మననం చేస్తూ దేవలోకానికి బయలుదేరారు. ఆయన త్రోవలో ఉండగానే దేవతలను ఇంకా కలవకముందే ఏదో సందేహము దానివలన భయము కలగసాగింది. యథైవ ఖలు వయం అస్మిన్ శరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత ఏవం ఏవ అయం అస్మిన్ అంధే అంధో భవతి శ్రామే శ్రామః పరివృక్షేణ పరివృక్షోణ అసేవ శరీరస్య నాశం అన్వేష నశ్యతి. నేను తపోమనరూపంలో ఉన్నప్పుడు నీటిలో ముని వంటి రూపం కనిపించింది. సాధు ఫాసన్ అలంకృతమైనప్పుడు సాధు రౌవల్ రూపం కనిపించింది. వస్త్రములు ధరించినప్పుడు సుందర వస్త్రములతోనూ పరిష్కృత సర్వాలంకారమైన రూపము ధరించినప్పుడు పరిష్కృతంగాను కనిపించింది. అట్లాగే ఒక గ్రుడ్డివాడు జలంలో చూస్తుంటే గుడ్డివాడే కనిపిస్తాడు. శ్రామము ఒంటికన్ను ఉంటే అతడు నీళ్లల్లో ఒంటికన్ను కలవానివలెనే ప్రతిబింబిస్తాడు. కన్ను ముక్కు మొదలైనవి వంకర టింకరగా ఉంటే నీళ్లలో ప్రతిబింబము అట్లాగే కనిపిస్తుంది. శరీరము ఏ కారణంచేతనైనా నశిస్తే నీటిలో ప్రతిబింబము నశిస్తుంది. కాని ఆత్మకు నాశనము లేదు కదా. మరి పితామహులు నీటిలో ఏది ప్రతిబింబిస్తోందో అదే ఆత్మ అని అన్నప్పుడు నేను బహుశా సరిగ్గా అర్థం చేసుకోలేదు. నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి. నేను విన్నదానిలో నేను ఆత్మానందము పొందే విషయమేది నాకు కనబడటం లేదు. స సమిత్పాణ్యః పునరేయయతంః ప్రజాపతిర్వాచ మఘవన్యచ్ఛాంతహృదయ ప్రావ్రాజ్యః సార్ధం విరోచనేన కిమిచ్ఛన్ పునరాగమ ఇతి సహోవాచ యథైవ ఖల్వయం భగవోస్మిన్ శరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత ఏవమేవాయమస్మిన్ అంధేంధో భవతి శ్రామే శ్రామః పరివృక్నే పరివృక్నోస్యేవ శరీరస్య నాశమన్వేష నశ్యతి నాహమత్ర భోగ్యం పశ్యామితి. సెప్టెంబర్ 2, 2008. 2. స సమిత్పాణ్యః పునరేయయ తంః ప్రజాపతయః ఉవాచ. ఈ విధంగా యోచించి ఇంద్రుడు మరల సమిత్పాణుడై గురువులకు యజ్ఞము కొరకే ధరించే సమిధలు చేతబూని వెనుకకు మరలి తిరిగి ప్రజాపతి దర్శనం చేసుకున్నారు. మఘవన్ యత్శాంత హృదయః ప్రావ్రాజ్యః సార్ధం విరోచనేన కిం ఇచ్ఛన్ పునరాగమ ఇతి. ప్రజాపతి ఓ మఘవన్ ఇంద్రదేవా, అప్పుడు నేను చెప్పినదానికి ఆత్మగురించిన వివరణకు శాంతచిత్తుడవై విరోచనునితో సహా వెళ్ళి యున్నావు కదా. ఇంకా ఏమి తెలుసుకోగోరి వచ్చావు? సహ ఉవాచ యథైవ ఖలు అయం భగవో అస్మిన్ శరీరే సాధ్వలంకృతే సాధ్వలంకృతో భవతి సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత ఏవం ఏవ అయం అస్మిన్ అంధే అంధో భవతి శ్రామే శ్రామః పరివృకేణ పరివృకోణ అస్య ఏవ శరీరస్య నాశం అన్వేష నశ్యతి నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి. ఇంద్రుడు పితామహ, మీరు నీటిలో ఏదైతే ప్రతిబింబిస్తోందో అదియే ఆత్మ అని చెప్పినట్లున్నారు. భగవాన్, మీరు చెప్పిన దానితో భోగము ఆత్మానుభవము నాకు లభించనేలేదు. ఎందుకంటే సాధువుగా బ్యూటిఫుల్ అలంకరించుకుని చూస్తే జలములో ప్రతిబింబము సాధువుగా కనబడుతోంది. చక్కటి వస్త్రములు ధరించి నీటిలో ప్రతిబింబము చూచుకుంటే అట్లాగే కనబడుతోంది. అన్నీ సరిచేసుకుని పరిష్కృతుడై నీళ్లలో ప్రతిబింబము చూస్తే ప్రతిబింబము పరిష్కృతమై కనిపిస్తోంది. గుడ్డివాడు నీళ్లల్లో గుడ్డివాడుగానే అగుపిస్తాడు. ఒంటికన్నువాడు ఒంటికన్నువాడుగాను వంకర టింకర శరీరము కలవాడు వంకర టింకరగాను అగుపిస్తాడు. ఖండితమైనవాడు ఖండితమైనట్లే అగుపిస్తాడు. ఈ శరీరము నశిస్తే నీళ్లల్లో ప్రతిబింబము నశించినట్లే అగుపిస్తుంది. మరి ఆత్మనాశనము లేనిది కదా. జలములోని ప్రతిబింబం ఆత్మ ఎట్లా అవుతుంది? నాకు ఇందులో భోగ్యముగు ఆత్మ యొక్క భోగము అగుపించలేదు. ఏవమేవైష మఘవన్నితి హోవాచేతం త్వేవతే భూయోనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణితి సహాపరాణి ద్వాత్రింశతం వర్షాణ్యువాస తస్మై హోవాచ. సెప్టెంబర్ 3, 2008 ఇతి నవమః ఖండః. 3. ఏవం ఏవ ఏష మఘవన్ ఇతి హౌవాచ ఏతం త్వయేవ తే భూయో అనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఇతి సహ అపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఉవాస తస్మై హ ఉవాచ. ప్రజాపతి, అవును, ఆత్మను అర్థం చేసుకోవటం అంతటి చమత్కారమైన విషయమే. మరి నీకు మరల కూడా బోధిస్తాను. అయితే నీవు 32 సంవత్సరములు ఇక్కడ ఉపాసన చేయి. మరల ఈ విషయం చెప్పుకుందాము. ఆ విధంగానే ఇంద్రుడు 32 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షలో వ్రతము నిర్వర్తించారు. అప్పుడు ప్రజాపతి ఇట్లా చెప్పనారంభించారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8:9-10. అష్టమ ప్రపాఠకః 10. స్వప్నపురుషుడే ఆత్మయ యాయేష స్వప్నే మహీయమానశ్చరత్యేష ఆత్మేతి హోవాచేతదము తంభయమే తద్బ్రహ్మేతి సహ శాంతహృదయః ప్రవవ్రాజ సహాప్రాప్యేవ దేవాని తద్భయం దదస తద్యద్యపిదం శరీరమంధం భవత్యనంధః సభవతి యది శ్రామమశ్రామో నైవ శోస్య దోషేణ దుష్యతి. అక్టోబర్ 1, 2008. 1. యాయేష స్వప్నే మహీయమానః చరతి ఏష ఆత్మేతి హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మేతి సహ శాంతహృదయః ప్రవవ్రాజ. ప్రజాపతి, ఎవ్వడైతే మహిమాన్వితుడై స్వప్నమునందు చరిస్తూ ఉంటాడో ఆతడే ఆత్మ. ఆయన అమూత అభయస్వరూపుడే. అది ఏ బ్రహ్మము? ఆ మాటలు విని ఇంద్రుడు శాంతించిన హృదయము కలవాడై దేవలోకమునకు వెళ్లసాగారు. సహ అప్రాప్యేవ దేవాన్ ఏతత్ భయం దదర్శ తత్యది అపి ఇదం శరీరం అంధం భవతి అనంధః సభవతి యది శ్రామం అశ్రామో నా ఏవ ఏషో అస్య దోషేణ దుష్యతి. ఇంకా దేవలోకం చేరకముందే ఆయనకు దేవతలకు అసలైన విషయం ఏం చెప్పాలి అనే భయం మరల పట్టుకొన్నది. సంశయము మిగిలియే ఉన్నది. ఇంద్రుడు ఇట్లా ఆలోచించసాగారు. ఒకనికి ఏదో కారణం చేత గుడ్డితనం వచ్చినప్పటికీ ఆత్మ గుడ్డిది అవదు కదా. శరీరములోని కళ్ళు మొదలైన వాటి నుండి దుర్వాసన జలము శ్రామము కారుచున్నప్పుడు కూడా తద్వారా ఆత్మ నుండి ఏ దుష్టజలము కారదు కదా. ఆయా దోషములు ఆత్మకు అంటవు. ఆత్మ వాటిచే దుష్యము దూషణార్హము పొందదు. నవధేనాస్య హన్యతే నాస్య శ్రామేణ శ్రామో ఘ్నంతి త్వేవైనం విచ్ఛాదేంతివా ప్రియవేత్తేవ భవత్యపి రోదితివా నాహమత్ర భోగ్యం పశ్యామితి. అక్టోబర్ 2, 2008. 2. నవధేన అస్య హన్యతే నాస్య శ్రామేణ శ్రామో ఘ్నంతిత్వ ఏవ ఏనం విచ్ఛాదయంతి ఇవ అప్రియవేత్తేవ భవతి అపి రోదితి ఇవ నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి. దేహము వధించబడినప్పుడు కూడా ఆత్మ వధించబడేది కానే కాదు. శరీరం నుండి చీము నెత్తురు వంటివి కారినా కూడా ఆత్మ నుండి అవన్నీ శ్రామించవు స్రవించవు. అట్లే కొట్టబడినా కోయబడినా శరీరం యొక్క రోత బాడ్ స్మేల్ చే ఆత్మరోత పొందదు. అందుచేత నేను పితామహులు ప్రజాపతులు వారి వద్ద ఇంతవరకు విన్నదానిని అనుసరించి నాకు ఇంకా ఆత్మ యొక్క ఆనందానుభవం లభించటం లేదు. స సమిత్పాణేహ పునరేయయతంహ ప్రజాపతిర్వాచ మఘవన్యచ్ఛాంతహృదయ ప్రావ్రాజ్యః కిమిచ్ఛన్ పునరాగమ ఇతి సహోవాచ తద్యద్యపిదం భగవః శరీరమంధం భవత్యనంధః స భవతి యది శ్రామమశ్రామో నైవశోస్య దోషేణ దుష్యతి. అక్టోబర్ 3, 2008. 3 స సమిత్పాణ్యః పునరేయయ తంః ప్రజాపతయః ఉవాచ మఘవన్ యత్శాంత హృదయః ప్రావ్రాజ్యః కిం ఇచ్ఛన్ పునరాగమ ఇతి. స హోవాచ తత్యద్యపి ఇదం భగవః శరీరం అంధం భవతి అనంధః స భవతి యది శ్రామం అశ్రామో నైవ ఏషో అస్య దోషేణ దుష్యతి. ఇంద్రుడు మరల సమిత్పాణి అయి చేతితో యజ్ఞోపకరణములు అగు సమిధలు పట్టుకుని మరల సృష్టికర్తయగు ప్రజాపతిని దర్శించారు. ప్రజాపతి, ఓ మేఘనాయక. మఘువన్, నేను చెప్పిన దానిని విని శాంతి హృదయులే సంతోషించినవాడివై వెళ్లావు కదా, మరలా వచ్చావేమి, ఏమి కోరి వచ్చావు? ఇంద్రుడు పితామహ, బ్రహ్మదేవ, భగవాన్, ఈ శరీరము గుడ్డిది అయినప్పటికీ స్వప్నాత్మ గుడ్డిది అవటం లేదు. మరి ఏది గుడ్డిది, బ్లైండ్ కాదో అది కదా ఆ ఆత్మ. బొంగ వంటి కన్నీరు వంటి శ్రావము శారీరకమైన శ్రామము చేత తాను శ్రామము పొందినా ఆ దోషము అద్దానికి ఆత్మకు అంటదు. నవధేనాస్య హన్యతే నాస్య శ్రామేణ శ్రామో ఘ్నంతి త్వేవైనం విచ్ఛాదయంతివా ప్రియవేత్తేవ భవత్యపి రోదితివా నాహమత్ర భోగ్యం పశ్యామిత్యేవమేవైష మఘవన్నితి హోవాచేతం త్వేవతే భూయోనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణితి సహాపరాణి ద్వాత్రింశతం వర్షాణ్యువస తస్మై హోవాచ. అక్టోబర్ 4, 2008. ఇతి దశమః ఖండః. 4. నవధేన అస్య హన్యతే నాస్య శ్రామేణ శ్రామో ఘ్నంతి త్వేవైనం విచ్ఛాదయంతి ఇవ అప్రియవేత్తా ఏవ భవతి అపి రోదితి ఇవ నాహం అత్ర భోగ్యం పశ్యామి. దేహము వధించబడినా ఏది వధించబడదో చావదో ఏది రక్తము స్రవించటము మొదలైన వాటిచేతాను విచ్ఛేదము పొందదో శరీరము రోత దుర్వాసన పొందినా కూడా ఏది రోత పొందదో అట్టి మహాభాగ్యమగు ఆత్మను నేను ఇంకా కూడా దర్శించలేకపోతున్నాను. స్వప్నంలో ఒకడు తాను చచ్చినట్లు కూడా కలగంటున్నాడు. ఆత్మకు చావులేదు కదా, ఈ కారణాల చేత ఆత్మ ఇట్టిది అని నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. ఇత్యేవమేవ ఏష మఘువన్ ఇతి. హ ఉవాచ ఏతం త్వేవ తే భూయో అనువ్యాఖ్యాస్యామి వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఇతి. సహ అపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఉవాస తస్మై హ ఉవాచ. ప్రజాపతి, అవును, ఆత్మ గురించిన నిశ్చయానుభవము అంతటీ కష్టమైనదే. మరి నీవు కావాలంటే మరల వివరణగా వ్యాఖ్యానించుకుందాము. అయితే నీవు 32 సంవత్సరములు బ్రహ్మచర్య దీక్షతో ఇక్కడ తపస్సు చేయి. ప్రజాపతి సూచించిన విధంగానే ఇంద్రుడు మరల 32 సంవత్సరములు బ్రహ్మచర్యము చేసి తిరిగి ప్రజాపతి వద్దకు వచ్చారు. అప్పుడు ప్రజాపతి ఇట్లు అన్నారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8, 11. అష్టమ ప్రపాఠకః ఏకాదశః ఖండః. సుషుప్త పురుషుడే ఆత్మయ తద్యత్రేతత్సుప్త సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాత్యేష ఆత్మేతి హోవాచేతదమ్ముతంభయమేతద్భ్రమేతి సహ శాంతహృదయః ప్రవవ్రజ సహాప్రాప్యేవ దేవాని తద్భయం దదర్శ నాః ఖల్వయమేవం సంప్రత్యాత్మానం జానాత్యేమహమస్మితి నో ఏవేమాని భూతాని వినాశమేవాపితో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామితి. 1, 2008. 1. తత్యత్ర ఏతత్ సుప్తః సమస్తః సం ప్రసన్నః స్వప్నం న విజానాతి ఏష ఆత్మద్ ఇతి. హ ఉవాచ ఏతత్ అమృతం అభయం ఏతత్ బ్రహ్మత్ ఇతి. సహ శాంత హృదయః ప్రవవ్రాజ సహ అప్రాప్యేవ దేవాన్ ఏతత్ భయం దదర్శ. ప్రజాపతి, ఏదైతే గాఢనిద్ర పొందుచు సమస్తమును సంప్రసన్నముగా సమ్యక్ రూపముగా ఆనందించుచు జాగ్రత్ స్వప్నములు తనకు అప్పుడు తెలియబడకయే ఉన్నదో అదియే ఆత్మ. అద్దాని గుర్తులు ఏమిటంటే అది అమృతము అభయము అదియే బ్రహ్మము. ఆ సమాధానము విని ఇంద్రుడు తృప్తి పొంది శాంతహృదయుడై బ్రహ్మలోకము నుండి వెనుకకు మరలాడు. ఇంకా దేవలోకము చేరకముందే ఆత్మ యొక్క అవగాహన విషయంలో మరల కొంత భయం వచ్చింది. అభయము సిద్ధించలేదు. నాహ ఖలు అయం ఏవం సంప్రతి ఆత్మానం జానాతి అయం అహం అస్మి ఇతి నో ఏవ ఇమాని భూతాని వినాశమేవ అపి అతో భవతి నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి. ఇంద్రుడు తనలో పితామహులవారు సూచిస్తున్న దశలో నేను ఇది అని తెలియదు. అంతేకాదు వీరు ఈ తదితర జీవులు అనేది కూడా తెలియదు కదా. ఆ గాఢ నిద్రా సమయంలో ఈ జీవుడు మరణించిన వానివలె ఉంటాడు. అందుచేత నా యొక్క వాంఛిత ఫలము అయినట్టి ఆత్మ యొక్క అనుభవము ఈ సూచనచే కూడా సిద్ధించటం లేదే. స సమిత్పాణేహ పునరేయతంహ ప్రజాపతిర్వాచ మఘవన్యచ్ఛాంత హృదయ ప్రావ్రాజేహ కిమిచ్చన్ పునరాగమ ఇతి. సహోవాచ నాహ ఖల్వయం భగవ ఏవం సంప్రత్యాత్మానం జానత్యేమహమస్మీతి నో ఏవేమాని భూతాని వినాశమేవాపితో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామితి. నవంబర్ 2, 2008. స సమిత్పాణేహ పునరేయయ తంహ ప్రజాపతేహ ఉవాచ మఘవన్ యత్ శాంత హృదయః ప్రావ్రాజి కిం ఇచ్ఛన్ పునరాగమ ఇతి. సహ ఉవాచ నాహం ఖలు అయం భగవ ఏవం సంప్రతి ఆత్మానం జానాతి అయం అహం అస్మి ఇతి నో ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి అతో భవతి నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇతి. ఇంద్రుడు సమిధులను చేతిలో పట్టుకుని మరలా వెళ్ళగా ప్రజాపతి ఇట్లు అడిగెను, ఓ మేఘనాయక, చెప్పినదానికి సంతృప్తి చెంది వెళ్లినవాడివి, మరలా ఏమి కోరి తిరిగి వచ్చావు? ఇంద్రుడు ఇట్లా చెప్పెను, భగవాన్, నిశ్చయముగా ఇదే నేను ఆత్మ అని సుషుప్తిలో తానే తెలుసుకొనలేడు. ఇక ఇతర భూతముల వినాశము తెలుసుకోలేడు. అందు ఆత్మీభావము నాకు కనబడుటలేదు. ఏవమేవైష మఘవన్నితి హోవాచేతం త్వేవతే భూయోనువ్యాఖ్యాస్యామి నో ఏవానేత్రేతస్మాద్వసాపరాణి పంచవర్షాణితి సహాపరాణి పంచవర్షాణివాస తానేకసతం సంపేదురేతత్తద్యదాహురేకసతగ్ హవై వర్షాణి మఘవాన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యమువాస తస్మై హోవాచ నవంబర్ 3, 2008. ఇతి ఏకాదశః ఖండః. 3. ఏవం ఏవ ఏష మఘవన్ ఇతి హోవాచ ఏతం త్వేవతే భూయో అనువ్యాఖ్యాస్యామి నో ఏవ అన్యత్ర ఏతస్మాత్ వసాపరాణి పంచవర్షాణి ఇతి. సహ అపరాణి పంచవర్షాణి ఉవాస తాని ఏకశతం సంపేదోహ ఏతత్ తద్యత్ ఆహోహ ఏకశతం హ వై వర్షాణి మఘవాన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస తస్మై హోవాచ. ఇంద్రుడు మరల వెనుకకు వెళ్లి ప్రజాపతితో, నేను ఆత్మానుభవం పొందలేకపోతున్నాను స్వామి అని చెప్పారు. ప్రజాపతి, అవును, అది అలాగే ఉంటుంది. మరి మరల నీకు ఆత్మ విషయం గురించి అనువ్యాఖ్యానం చేస్తాను. అట్టి ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ ఏమాత్రము లేదయ్యా. సరే, నీవు 5 సంవత్సరములు మాత్రం బ్రహ్మము ఎరుగుట అనే బ్రహ్మచర్య దీక్ష వహించి తపస్సు చేయి. ఆ విధంగానే ఇంద్రుడు ఇంద్రలోకములోని భోగములన్నీ త్యజించి 32, 32, 32, 501 సంవత్సరములు తపస్సు చేశారు. అప్పుడు ప్రజాపతి ఈ విధంగా పలుకసాగారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే ఏకాదశః ఖండః. 8, 12. అష్టమ ప్రపాఠకః ద్వాదశః ఖండః. ఆత్మయే శరీరాదులుగా ప్రకటనమైనది. మఘవన్మత్యం వా ఇదం శరీరమాత్తం మృత్యునా తస్యామృతస్య శరీరస్యాత్మనోధిష్ఠానమాత్తో వై సశరీరః ప్రియా ప్రియాభ్యాం న వై సశరీరస్య సతః ప్రియా ప్రియోరపహతిరస్య శరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశతః. డిసెంబర్ 1, 2008. 1. మఘవన్, మత్యం వా ఇదం శరీరం ఆత్మ మృత్యునా తదస్య అమృతస్య అశరీరస్య ఆత్మనో అధిష్ఠానం ఆత్తో వై. ప్రజాపతి, హే మఘవన్, ఇంద్రదేవ, ఈ శరీరము మరణించటము అనే స్వభావము కలిగియున్నది. అందుకే ఇది మత్యము అనబడుతోంది. ఈ భౌతిక శరీరం ముఖ్యవుచేత ఆత్మము గ్రస్తము అయి ఉన్నది. అయితే ఈ శరీరము ఒక ఉపాధి లేక అపకరణముగా కలిగియుండి దీనికి వేరైనవాడు శరీరి. శరీరికి మూత్యువు లేదు. కనుక అమూతుడు శరీరమునకు వేరే ఉన్నాడు. శరీరమునకు మునుముందే ఉన్నాడు. ఈ శరీరము జడమై దీనికి ఆధారము అధిష్ఠానము కనుక ఆ శరీరి. సశరీరః ప్రియా అప్రియాభ్యాం నః వై సశరీరస్య సతః ప్రియా అప్రియోః అపహత్యః అస్తి అశరీరం వావ సంతం న ప్రియ అప్రియే స్పృశతః. అశరీరమగు ఆత్మ శరీరమును చేతనము చేయుచు సశరీరము అనిపించుకుంటోంది. నేను శరీరము కలవాడను అనుభావముచే పరమగు ఆత్మ శరీరిగా అయి ప్రియ ప్రియములు పొందుతోంది. ఎంతెంతవరకైతే ఆత్మ నేను శరీరమునకు చెందినదానను అనే తాదాత్మ్యము ఏర్పడి ఉంటుందో అంతంతవరకు ప్రియ అప్రియములచే శరీరము బాధింపబడుచూనే అపహతమై ఉంటుంది. వాస్తవానికి సశరీరంగా ప్రియాప్రియములు ఉన్నప్పటికీ శరీరమునకు ముందే ఉన్న కేవల చైతన్యముగా అశరీరిని శరీరదృశ్య సంబంధమైన ప్రియాప్రియములు స్పృశించలేవు. అశరీరో వాయురభ్యం విద్యుత్స్తనైత్నుర శరీరాణేతాని తద్యథేతాన్యముష్మాదాకాశాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యంతే 8.12.2. అశరీరో వాయుః అభ్రం విద్యుత్స్తనైత్నుః అశరీరాణి ఏతాని తత్యథా ఏతాని అముష్మాత్ ఆకాశాత్ సముత్థాయ పరంజ్యోత్యః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యంతే. ఈ జీవుడు వాస్తవానికి శరీరమునకు వేరే ఉండటంచేత అశరీరుడే అనవచ్చునుకూడా. వాయువునకు శరీరము ఉన్నదా? లేదు, అశరీరమే. అట్లాగే అభ్రము ఆకాశము నకు శరీరము లేదు, అశరీరమే. విద్యుత్తు తేజస్సు వెలుగుకు శరీరము ఉన్నదా? లేదు. స్తనయత్నువు ఉరుము పిడుగుకు మాత్రం శరీరమున్నదా? లేదు. ఇవన్నీ కూడా అశరీరములే. ఇవన్నీ కూడా నిర్విషయము అశరీరము అగు ఆకాశము నుండి సముత్థాయం గేట్ జెనరేషన్ పొంది పరంజ్యోతి బేసిక్ ఎన్లైటన్మెంట్ పొంది ప్రవర్తించిరి. వాటి వాటి స్వరూప స్వభావములతో సహా పరంజ్యోతినందే లీనమగుచున్నాయి. ఏవమేవశ సంప్రసాదోస్మాత్ శరీరాత్ సముత్థాయ పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే స ఉత్తమ పురుషః స తత్ర పర్యేతి జక్షత్క్రీడనర్మమాణ స్త్రీభిర్వా యానైర్వా జ్ఞాతిభిర్వా నోపజనం స్మరణిదం శరీరం స యథా ప్రయోగ్య ఆచరణే యుక్త ఏవమేవాయమస్మిన్ శరీరే ప్రాణౌ యుక్తః December 3, 2008. ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముత్థాయ పరంజ్యోతియః ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే. ఏ విధంగా అయితే వాయువు ఆకాశము విద్యుత్తు ఉరుములు శరీరం కాక ఆత్మాకాశము నుండి బయల్వెడలి తిరిగి ఆత్మతేజస్సునందు లీనము అగుచూ ఉన్నాయో ఆ విధంగానే నిర్మలమైన సునిశితమైన విస్తారమైన బలముతో కూడిన బుద్ధిగల సంప్రసాదుడు జీవుడు ఈ శరీరస్థితి నుండి లేక శరీరభావన నుండి తనను తాను సముత్థరించుకొని సమస్త జ్యోతులలోని మూలజ్యోతి స్వరూపము వలె సర్వజీవులలో సమముగా వేంచేసియున్న పరంజ్యోతి స్వరూపుడై స్వస్వరూపధారణ అనుక్షణికం చేసుకుని ఉంటున్నాడు. స ఉత్తమ పురుషః స తత్ర పర్యేతి జక్షత్క్రీడన్ రమమాణః స్త్రీభ్యః వా యానేః వా జ్ఞాతిభ్యః వా న ఉపజనం స్మరన్ ఇదం శరీరం స యథా ప్రయోగ్య ఆచరణే యుక్త ఏవం ఏవాయం అస్మిన్ శరీరే ప్రాణో యుక్తః. ఆతడే ఉత్తమ పురుషుడు, ఫస్ట్ పర్సన్ ఐ. అట్టి సమస్తమునందు ఉన్నట్టి అంతరాత్మస్వరూపుడగు పరమాత్మ తన సర్వాత్మత్వమును ఏమరచుచున్నాడు. లీలా వినోదమా అన్న తీరుగా జక్షన్నవ్వుకొంటూనే క్రీడించుచున్నాడు. స్త్రీ వాహన గృహ బంధువులు మొదలైనవన్నీ స్మరించుచు నవ్వుచు ఆడుచు ఆనందిస్తూ విహరిస్తున్నాడు. అరుస్తూ పరిమితమునందు చక్రభ్రమణం చేస్తున్నాడు. తనకు ఎక్కడి నుండో ప్రాప్తించిన ఈ పాంచభౌతిక శరీరము ఎటువంటిదో తాను ఎటువంటివాడో విచారణ చేయకుండానే దృశ్యములో పరివర్తిస్తూ ఉన్నాడు. ఈ విధంగా బండికి ఎద్దుకట్టబడియున్న విధంగా ఆతని ప్రాణము ప్రాణశక్తి జడమగు శరీరమునకు కట్టబడినదే ఉంటోంది. అథ యత్రేతదాకాశ మను విషణ్ణం చక్షుః స చాక్షుషః పురుషో దర్శనాయ చక్షురథయో వేదేదం జిఘ్రాణితి స ఆత్మా గంధాయ ఘ్రాణమథయో వేదేదంభివ్యాహరాణితి స ఆత్మాభివ్యాహారాయ వాగథయో వేదేదం శృణవానితి స ఆత్మా శ్రవణాయ శ్రోత్రం. డిసెంబర్ 4, 2008. 4. అథ యత్ర ఏతత్ ఆకాశం అనువిషణ్ణం చక్షుః స చాక్షుషః పురుషో దర్శనాయ చక్షుః అథయో వేద ఇదం జిఘ్రాణి ఇతి స ఆత్మా గంధాయ ఘ్రాణం అథయో వేద ఇదం అభివ్యాహరాణి ఇతి స ఆత్మా అభివ్యాహారాయ వాక్ అథయో వేద ఇదం శృణవాణి ఇతి స ఆత్మా శ్రవణాయ శ్రోత్రం. ఎక్కడ చూచువాడు చాక్షుష పురుషుడు దర్శనము నిర్వర్తించగలడో అట్టి స్థానమే కన్ను. ఈ కన్ను అనేది ఉన్నదే కేవలం చూచువాణి యొక్క ఉపయోగము కొరకు. అట్టి కళ్లలోని చూచువాడే మరియు దర్శన చైతన్యమే ఆత్మ. గంధము స్మేల్ యొక్క ఎరుక అనుభవముల కొరకే ఘ్రాణము ముక్కు ఆత్మకు వాసన యొక్క అనుభవైక స్థానముగా ఘ్రాణాకాశముగా ఉన్నది. ఆత్మ యొక్క అనుభవము నిమిత్తమే అభివ్యవహారము కొరకే ఆత్మాకాశమునందు వాక్కు నోటి స్థానమునందు రూపుదిద్దుకొంటోంది. ఆ వాక్కు వినటానికే ఆత్మాకాశము చెవుల వద్ద శ్రవణతత్వముగా ఏర్పడి ఉంటోంది. అథయో వేదేదం మన్వానితి సాత్మా మనోస్య దైవం చక్షుః సవా ఏష ఏతేన దైవేన చక్షుషా మనసైతాన్ కామాన్ పశ్యనమతే యా ఏతే బ్రహ్మలోకే. డిసెంబర్ 5, 2008. తంవా ఏతం దేవ ఆత్మానముపాసతే తస్మాత్తేషాం సర్వేచ లోకా ఆత్తాః సర్వేచ కామాః స సర్వాంశ్చ లోకానాప్నోతి సర్వాంశ్చ కామాన్యస్తమాత్మానమను విద్య విజానాతీతీహ. ప్రజాపతిరువాచ ప్రజాపతిరువాచ. డిసెంబర్ 6, 2008. ఇతి ద్వాదశః ఖండః. 5. అథయో వేద ఇదం మన్వాని ఇతి స ఆత్మా మనో అస్య దైవం చక్షుః సవా ఏష ఏతేన దైవేన చక్షుషా మనసి ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే. ఆత్మ యొక్క శ్రవణము హియరింగ్ కొరకే శ్రవణాయము చెవులు అవర్తమానమై ఉన్నది. నేను మననము చేసదనుగాక అని ఎవరి నిర్ణయమో అదియే ఆత్మ. ఆ విధంగా ఆత్మయే మనోరూపము దాల్చుచున్నది. ఆత్మ యొక్క దివ్యచక్షువులు కళ్ళు మనస్సు. అట్టి ఆత్మ తన యొక్క మనోచక్షువులచే భోగములను మధురముగు భావములను వస్తువులను దర్శించుచూ తనేందు తానే దృశ్యరూపముగా రమించుచున్నది. 6. య ఏతే బ్రహ్మలోకే తంవా ఏతం దేవ ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాం సర్వేచ లోకా ఆత్తాః సర్వేచ కామాః స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి. ఓ ఇంద్రదేవా, బ్రహ్మలోకములో దేవతలు అట్టి శ్రవణము చూపు మనస్సు తన యొక్క స్వకీయ ప్రదర్శనమే అయి ఉన్న పరమాత్మనే ఉపాసించుచున్నారు. నీవు కూడా ఈ సమస్తము ఆత్మయే అని ఉపాసించు. ఎవ్వరైతే ఆత్మయే ఈ సమస్త జీవులుగాను చూపు వినికిడి మాట్లాడటము స్పర్శ వాసనగా మనస్సుగా తన కొరకు తానే తనయందు ప్రదర్శనమగును అని ఈ సమస్త లోకములుగాను ప్రదర్శనమగుచున్నదని ఆత్మయే ఈ అంతటీ వాస్తవరూపమని గ్రహిస్తారో అట్టివారు సర్వలోకములను తమయందే పొందుచున్నారు. వారు ఏ లోకములో ఏది కోరుకొంటే అవన్నీ సిద్ధించగలవు. వారు కోరుకున్న లోకము పొందగలరు. సర్వాంశ్చ కామాని అస్తం ఆత్మానం అనువిద్య విజానాతి ఇతి. హ ప్రజాపతేహ ఉవాచ ప్రజాపతేహ ఉవాచ, ఎవ్వరైతే ఈ ఆత్మశాస్త్రమును ఆచార్యోపాసన చేస్తూ అధ్యయనము చేస్తారో ఆత్మవిద్యను తెలుసుకొని ఆత్మయే తామై ప్రకాశమానులే ఉంటారో వారు వాంఛించినవన్నీ పొందగలరు. ఈ విధంగా ఆత్మవిద్యను ప్రజాపతి ఇంద్రునికి విశదీకరించారు, తెలియపరచారు. ఇతి ఛాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయే 12వ ఖండః. 8, 13. అష్టమ ప్రపాఠకః 3వ ఖండః. కర్మలు దాటి బ్రహ్మలోకము పొందవలెను శ్యామాచ్ఛబలం ప్రపద్యే సబలాచ్యామం ప్రపద్యేస్వ ఇవరోమాణి విధూయ పాపం చంద్ర ఇవరాహోర్ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరమకృతం కృతాత్మా బ్రహ్మలోకంభిసంభవామిత్యభిసంభవామితి. 8.13.1. ఇతి 3వ ఖండః. 1. శ్యామాత్ సబలం ప్రపద్యే సబలాత్ శ్యామం ప్రపద్యే అశ్వ ఇవ రోమాణి విధూయ పాపం చంద్ర ఇవ రాహోహ ముఖాత్ ప్రముచ్య ధూత్వా శరీరం అకృతం కృతాత్మా బ్రహ్మలోకం అభిసంభవామి ఇతి. నీలిలోహిత వర్ణమగు హృదయమును హృదయంలో విలసిల్లుచున్న శ్యామము ఆత్మను ఉపాసించుచు ఆత్మనే పొందుచున్నాము. గుహము తన రోమములు విదల్చి ధూళి పోగొట్టుకొను విధంగా రాహువు నోటిలో నుండి బయటకు వచ్చివేసిన చంద్రునివలెను కృతకృత్యుడనై సర్వకర్మదోషములను తొలగించివేసుకుని సమస్తము బ్రహ్మముగా చూచు బుద్ధిస్థితియందు బ్రహ్మలోకములో ఉనికిని పొందుచున్నాము. బ్రహ్మలోకమునందు నివాసయోగ్యులము అగుచున్నాము. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే త్రయోదశః ఖండః 8-14. అష్టమ ప్రపాఠకః చతుర్దశః ఖండః బ్రహ్మము నామరూపములకు ఉపాదాన కారణమైన మార్పు చేర్పులు లేనిది. ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహితాతే యదంతర తద్బ్రహ్మ తదమృతం స ఆత్మా ప్రజాపతేః సభాం వేస్మ ప్రపద్యే యసోహం భవామి బ్రాహ్మణానాం యసో రాజ్ఞాం యసో విసాం యసోహమను ప్రాపత్సి సహాహం యససాం యసః సేతందత్కందత్కగ్ సేతం లిందు మాభిగాం లిందు మాభిగాం 8.14.1. ఇతి చతుర్దశః ఖండః 1. ఆకాశో వై నామ నామను రూపయోః నిర్వహిత తే యత్ అంతరా తత్ బ్రహ్మ తత్ అమృతం స ఆత్మా ప్రజాపతేః సభాం వేస్మ ప్రపద్యే. ఆకాశము హృదయాకాశము నామాత్మకమయున్నది. అట్టి దహరలేఖ హృదయ ఆకాశమునందు నామరూపములు నిర్వహించబడుచున్నాయి. ఆభరణములకు బంగారమువలె, మట్టి బొమ్మలకు మట్టివలె, తరంగములకు జలమువలె నామరూపాత్మకమైన ఈ సమస్తమునకు అంతరమున బ్రహ్మము విరాజమానమయున్నది. అట్టి అంతరాంతర్గతమగు బ్రహ్మమే మార్పు చేర్పులకు విషయమే కానిదై అమూర్తస్వరూపమయ్యున్నది. అదియే ఆత్మ. అట్టి బ్రహ్మమును లేక ఆత్మను ఉపాసిస్తూ ఉన్నాను. ప్రజాపతి సభ అనే బ్రహ్మలోకమును ప్రవేశించి బ్రహ్మమునే సర్వత్రా సమస్వరూపంగా ఉపాసించుచున్నాను. యసో అహం భవామి బ్రాహ్మణానాం యసః రాజ్ఞాం యసః విసాం యసో అహం అనుప్రాపత్సి సహ అహం యససాం యసః సేతం అదత్కం అదత్కం సేతం లిందు మాభిగా. అధ్యయనము బ్రాహ్మణములు అధ్యయనం చేస్తూ బ్రహ్మము గురించి ఎరిగియున్న బ్రాహ్మణుల యశస్సు నేనే అయి ఉన్నాను. రక్షణాక్రక్షణ ధర్మము నిర్వర్తించు క్షత్రియులలోని క్షత్రియ యశస్సును కూడా నేనే. క్రియాసామర్థ్యము వైశ్యులలోని క్రియాసామర్థ్య యశస్సును నేనే. యశస్సు అట్టి యశస్సుల శోభచేత యశస్సుకే యశస్సును అయి ఉన్నాను. ఆత్మనగు నేను ఆత్మతత్వమునే దర్శిస్తూ సమస్తము ఆత్మగా పొందెదనుగాక. దంతవిహీనమై సర్వభక్షకమగు స్వతహగా లేని మాయకు ఎర కాకుండెదనుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే చతుర్దశః ఖండః 8-15. అష్టమ ప్రపాఠకః 15 ఖండః ఆత్మబోధ పరంపర. తథేతద్బ్రహ్మ ప్రజాపతయే ఉవాచ ప్రజాపతిర్మనవే మనః ప్రజాభ్యః ఆచార్యకులాద్వేదమధీత్య యథావిధానం గురోః కర్మాతిశేషేణాభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయమధియానో ధర్మికాన్విదధదాత్మని సర్వైంద్రియాణి సంప్రతిష్టాప్యాహింసన్ సర్వభూతాన్యన్యత్ర తీర్థేభ్యః సఖల్వేవం వర్తయన్యావదాయిషం బ్రహ్మలోకంభి సంపద్యతే నచ పునరావర్తతే నచ పునరావర్తతే. 8.15.1. ఇతి 15 ఖండః. ఇతి అష్టమోధ్యాయః. 1. తద్ధైతద్బ్రహ్మ ప్రజాపతయ ఉవాచ ప్రజాపతయః మనవే మనః ప్రజాభ్యః ఆచార్యకులాత్ వేదం అధీత్య యథావిధానం గురోః కర్మ అతిశేషేణ అభి సమావృత్య. ఈ ఆత్మజ్ఞానమును సృష్టి సంకల్పియగు బ్రహ్మసృష్టి అభిమానియగు ప్రజాపతికి ఉపదేశించారు. ప్రజాపతి మనవుకు మనవు జనులకు బోధించారు. ఆత్మతత్వజ్ఞులగు ఆచార్యులను ఆశ్రయించి వేదము అధ్యయనము చేసెదరుగాక. గురువు బోధించిన యథావిధిగా కర్మానుష్ఠానమును నిర్వర్తిస్తూ ఆత్మభావనను నిర్దుష్టము చేసుకునెదరుగాక. కుటుంబే శుచో దేశే స్వాధ్యాయం అధియానో ధార్మికాన్ విదధత్ ఆత్మని సర్వేంద్రియాణి సంప్రతిష్టాపి అహింసః సర్వభూతాని అన్యత్ర తీర్థేభ్యః స ఖలు ఏవం వర్తయన్ యావత్ ఆయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే నచ పునః ఆవర్తతే నచ పునః ఆవర్తతే. తరువాత కుటుంబము గృహస్థాశ్రమము నిర్వర్తించెదరుగాక. శుచి అయిన ప్రదేశము ఎన్నుకొని స్వాధ్యాయనము నిర్వర్తించెదరుగాక. ధార్మికమైన అభ్యాసములు కార్యక్రమములు కలిగి ఉండండి. ఇంద్రియములను సర్వత్రా ఆత్మదర్శనమునందు నియమించండి. తదితర జీవుల పట్ల ఆప్యాయత కలిగి ఉండండి. సహజీవుల పట్ల అహింసను వ్రతంగా నిర్వర్తిస్తూ ఉండండి. పురుషార్థములు చక్కగా శాస్త్రానుకూలంగా నిర్వర్తించండి. జీవితము మహత్తరమైన అవకాశంగా భావించండి. పునరావృత్తి లేని బ్రహ్మలోక నివాసము సిద్ధించుకోండి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షు శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదని కారణమస్త్వని కారణం మేస్తు నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణమం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఇతి ఛాందోగ్యోపనిషద్ ప్రార్థన 2. ఓం ఆప్యాయస్తు మమ అంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మ ఉపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తత్ ఆత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఉపనిషత్తులన్నిటిలో ఎలుగెత్తిగానం చేయబడుచు ప్రబోధించబడుచున్న ఆత్మతత్వజ్ఞానము సంపాదించుకోవటానికి నా వాక్కు ప్రాణము చక్షువులు కన్నులు చెవులు ఆప్యాయము కలిగి తోడు అగునుగాక. బ్రహ్మము నన్ను నిరాకరించుకుండునుగాక నిరాదరణ చేయకుండునుగాక. నేను తత్వార్థసర్మగు బ్రహ్మము సోహం తత్వం రూప సర్వస్వరూప స్వస్వరూపము పట్ల నిరాదరణ కలిగి ఉండకుండెదనుగాక. బ్రహ్మము నన్ను నిరాకరణము చేయకుండా అనుగ్రహించుచుండునుగాక. ఉపనిషత్తులు చెప్పుచున్న ఆత్మధర్మము పట్ల నిరతి కలిగి ఉండెదనుగాక. ఉపనిషత్తులు చెప్పుచున్న ఆత్మధర్మము మా హృదయమునందు సుస్థిరమగునుగాక. ఇతి ఛాందోగ్యోపనిషత్ అష్టమాధ్యాయే పంచదశః ఖండః. ఇతి ఛాందోగ్యోపనిషది అష్టమాధ్యాయః సమాప్తః. ఇతి ఛాందోగ్యోపనిషత్ సమాప్తా. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః.